దేవా వై వై దేవా దేవా వైయద్యద్వై దేవా దేవా వైయత్ వైయద్యద్వై వైయద్యజ్ఞే యజ్ఞేయన్ వై వైయద్యజ్ఞే యజ్ఞే యజ్ఞే యజ్ఞే కుర్వత కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత యజ్ఞే కుర్వత కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తత్తద కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తద్ అకర్వత తత్తద కుర్వత కుర్వత తదసురా అసురాస్తద కుర్వత కుర్వత తదసురా తదసురా అసురాస్తత్తదసురా అకుర్వత కుర్వతాసురాస్తత్తదసురా అకుర్వత అసురా అకుర్వత కుర్వతాసురా అసురా అకుర్వత తేతే కుర్వతాసురా అసురా అకుర్వతతే అకుర్వతతే కుర్వత కుర్వతతే దేవా దేవాస్తే కుర్వత కుర్వతతే దేవాస్తే దేవా దేవాస్తే తే దేవా ఉపాగుంషా ఉపాగుంషౌ దేవాస్తే తే దేవా ఉపాగుంషౌ దేవా ఉపాగుంషా ఉపాగుంషౌ దేవా దేవా ఉపాగుంషౌ యజ్ఞం యజ్ఞముపాగుంషౌ దేవా దేవా ఉపాగుంషౌ యజ్ఞం ఉపాగుంషౌ యజ్ఞం యజ్ఞముపాగుంషా ఉపాగుంషౌ యజ్ఞగో సగ్స్థాప్యగో సగ్స్థాప్యం యజ్ఞముపాగుంషా ఉపాగుంషౌ యజ్ఞగో సగ్స్థాప్యం ఉపాగుంషాభిత్యుపాగుంషౌ యజ్ఞగో సగ్స్థాప్యగో సగ్స్థాప్యం యజ్ఞం యజ్ఞగో సగ్స్థాప్యమపశ్యన్నపశ్యన్ సగ్స్థాప్యం యజ్ఞం యజ్ఞగో సగ్స్థాప్యమపశ్యన్ సగ్స్థాప్యమపశ్యన్నపశ్యన్ సగ్స్థాప్యగో సగ్స్థాప్యమపశ్యంతమపశ్యన్ సగ్స్థాప్యగో సగ్స్థాప్యమపశ్యంతం సగ్స్థాప్యమితి సంస్థాప్యం అవశ్యంతం తమవశ్యన్నవశ్యంతముపాగుంషాపాగుంషౌ తమవశ్యన్నవశ్యంతముపాగుంషౌ తముపాగుంషాపాగుంషౌ తంతముపాగుంషౌ సగుం సముపాగుంషౌ తంతముపాగుంషౌ తమ్ ఉపాగుంషౌ సగుం సముపాగుంషాపాగుంషౌ సమస్థాపయన్న స్థాపయన్ సముపాగుంషాపాగుంషౌ సమస్థాపయన్ ఉపాగుంషావిత్యుపాగుంషౌ సమస్థాపయన్న స్థాపయన్ సగుం సమస్థాపయంతేతే స్థాపయన్ సగుం సమస్థాపయంతే స్థాపయంతేతే స్థాపయన్న స్థాపయంతే సురా అసురాస్తే స్థాపయన్న స్థాపయంతే సురా తేసురా అసురాస్తే తేసురా వజ్రం వజ్రమసురాస్తే తేసురా వజ్రం అసురా వజ్రం వజ్రమసురా అసురా వజ్రముద్యోద్య వజ్రమసురా అసురా వజ్రముద్య వజ్రముద్యోద్య వజ్రం వజ్రముద్య దేవాన్ దేవానుద్య వజ్రం వజ్రముద్య దేవాన్ ఉద్యత్య దేవాన్ దేవానుద్యోద్య దేవానప్యభి దేవానుద్యోద్య దేవానభి ఉద్యత్యేత్య దేవానభ్యభి దేవాన్ దేవానభ్యాయంతాయంతాభి దేవాన్ దేవానభ్యాయంత అభ్యాయంతాయంతాభ్యాయంతేత ఆయంతాభ్యాభ్యాయంతతే ఆయంతతేత ఆయంతాయంతతే దేవా దేవాస్త ఆయంతాయంతతే దేవా ఏ దేవా దేవాస్తే తే దేవా విభ్యతో విభ్యతో దేవాస్తే తే దేవా విభ్యత దేవా విభ్యతో విభ్యతో దేవా దేవా విభ్యత ఇంద్రమింద్రం విభ్యతో దేవా దేవా విభ్యత ఇంద్రం విభ్యత ఇంద్రమింద్రం విభ్యతో విభ్యత ఇంద్రముకోపేంద్రం విభ్యతో విభ్యత ఇంద్రముప ఇంద్రముకోపేంద్రమింద్రముప ధావన్న ధావన్నుపేంద్రమింద్రముప ధావన్న ఉపాధావన్న ధావన్నుకోప ధావంతాగుస్తాన ధావన్నుకోప ధావంతాన్ అధావంతాగుస్తాన ధావన్న ధావంతానింద్ర ఇంద్రస్థాన ధావన్న ధావంతానింద్ర తానింద్ర ఇంద్రస్థాగుస్తానింద్రోంతర్యామేణాంతర్యామేణేంద్రస్థాగుస్తానింద్రోంతర్యామేణ ఇంద్రోంతర్యామేణాంతర్యామేణేంద్ర ఇంద్రోంతర్యామేణాంతరంతరంతర్యామేణేంద్ర ఇంద్రోంతర్యామేణాంతరంతరంతర్యామేణాంతర్యామేణాంతరధత్తాంతరంతర్యామేణాంతర్యామేణాంతరధత్త అంతర్యామేణేత్యంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాంతర్యామస్యాం అంతర్యామత్తమిత్యంతర్యామత్వం ఇదంతర్యామోంతర్యామో యజ్ఞరంతర్యామో గృహ్యతే గృహ్యతేంతర్యామో యజ్ఞరంతర్యామో గృహ్యతే అంతర్యామో గృహ్యతే గృహ్యతేంతర్యామోంతర్యామో గృహ్యతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ గృహ్యతేంతర్యామోంతర్యామో గృహ్యతే భ్రాతృవ్యాన్ అంతర్యామ ఇత్యంతర్యామ గృహ్యతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ గృహ్యతే గృహ్యతే భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యాన్ గృహ్యతే గృహ్యతే భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యానేవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ తత్తదేవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ ఏవదత్తదేవైవదత్యజమానోయజమానస్తదేవైవదత్యజమానః తదుద్యజమానోయజమానస్తత్తద్యజమానోంతరంతర్యజమానస్తత్తద్యజమానోంతః యజమానోంతరంతర్యజమానోయజమానోంతర్ధత్తే సత్తే అంతర్ధత్తే సత్తే అంతరంతర్ధత్తే సత్తే అంతరంతర్ధత్తే సత్తే అంతస్తే అంతస్తే అంతరంతస్తే దధామి దధామి అంతరంతర్ద్యావా పృథివీ అంతరంతర్ద్యావా పృథివీ అంతరు ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరు ఉర్వంతరంతరుర్వంతరిక్షమంతరిక్షమర్వంతరంతరుర్వంతరిక్షమి ఉర్వంతరిక్షమితి అంతరిక్షమరు ఉర్వంతరిక్షమితి అంతరిక్షమిది అంతరిక్షమంతరిక్షమిత్యాహైభిరేభిరాహైభిరేవైవైభిరాహైభిరేవ ఆహైభిరేభిరాహైభిరేవైవైభిరాహైభిరేవ ఏభిరేవైవైభిరేవలోకైర్లోకైరేవైభిరేవలోకైర్ యజమానో యజమానోకైరేవైవలోకైర్యజమానః లోకైర్యజమానో యజమానోలోకైర్లోకైర్యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ యజమానో యజమానో భ్రాతృవ్యానంతరంతర్భ్రాతృవ్యాన్ యజమానో యజమానో భ్రాతృవ్యానంత భ్రాతృవ్యానంతరంతర్భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానంతర్ధత్తే దత్తే అంతర్భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానంతర్ధత్తే అంతర్ధత్తే దత్తే అంతరంతర్ధత్తే దత్తే అంతరంతర్ధత్తే దేవా దేవాస్తే దత్తే దేవా ఇదమిదం వైవా ఇదమభూదభూదిదం వైవా ఇదమభూత్ ఇదమభూదభూదిదమిదమభూద్యద్యదభూదిదమిదమభూద్యద్భయం వయం యద్భూదభూద్యద్వయం యద్వయం వయం యద్యద్వయగ్స్మస్మ వయం యద్యద్వయగ్స్మహ వయగ్స్మస్మ వయం వయగ్స్మ ఇది గ్రస్మ వయం వయగ్స్మ ఇది స్మైది గ్రస్మస్మ ఇది దేవ ఇది స్మస్మ ఇది తే ప్రవన్న ప్రవంత ఇది తే ప్రవన్న ప్రవన్న ప్రవంతేతే ప్రవన్మఘవన్మఘవన్న ప్రవంతేతే ప్రవన్మఘవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న ప్రవన్మఘవన్న ప్రవన్న పరైశ్చేతి చేతి చేత్య ప్రవీద ప్రవీది చేత్య ప్రవీద్ ఇత్యప్రవీద ప్రవీదితీత్య ప్రవీద్యే ప్రవీదితీత్య ప్రవీద్యే అప్రవీద్యే ప్రవీద ప్రవీద్యే ప్రవీద ప్రవీద్యే చైవే చైవ చైవ చైవ దేవా దేవా చైవ దేవా దేవా దేవా ఏవైవ దేవా పరే పరే దేవా ఏవైవ దేవా పరే దేవా పరే పరే దేవా దేవా పరే పరే దేవా దేవా పరే పరే పరే పరే పరే పరే ఏ చే చావరే వరే చే చావరే చావరే వరే చావరే తాగుస్తాన వరే చావరేతాన్ అవరే తాగుస్తాన వరే వరే తాను భయాను భయాన్ తాను వరే వరే తాను భయాను తాను భయాను భయాన్ తాగుస్తాను భయానం నాభజదం నాభజదు భయాన్ తాగుస్తాను భయానం నాభజదు భయానం నాభజదం నాభజదు భయాను భయానం నాభజత్ సజోషా సజోషా అన్వాభజదు భయాను భయానం నాభజత్ సజోషా అన్వాభజత్ సజోషా సజోషా అన్వాభజదం నాభజత్ సజోషా దేవైర్దేవై సజోషా అన్వాభజదం నాభజత్ సజోషా దేవై అన్వాభజదిత్యను ఆభజత్ సజోషా దేవైర్దేవై సజోషా సజోషా దేవైరవరైరవరైర్దేవై సజోషా సజోషా దేవైరవరై సజోషా ఇది సా జోషా దేవైరవరైరవరైర్దేవైర్దేవైరవరైర్పరైర్పరైరవరైర్దేవైర్దేవైరవరైర్పరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర్వరైర యద్భావభౌ యద్భావ పవిత్రావ పవిత్రావభౌ యద్భావ పవిత్రౌ ఉభావ పవిత్రావపవిత్రాముభావ పవిత్రో గృహ్యేయాతాం గృహ్యేయాతామపవిత్రాముభావ పవిత్రో గృహ్యేయాతాం అపవిత్రో గృహ్యేయాతాం గృహ్యేయాతామపవిత్రావపవిత్రో గృహ్యేయాతాం ప్రాణం ప్రాణం గృహ్యేయాతామపవిత్రావపవిత్రో గృహ్యేయాతాం ప్రాణం గృహ్యేయాతాం ప్రాణం ప్రాణం గృహ్యేయాతాం గృహ్యేయాతాం ప్రాణమపానోపాన ప్రాణం గృహ్యేయాతాం గృహ్యేయాతాం ప్రాణమపాన ప్రాణమపానోపాన ప్రాణం ప్రాణమపానోన్వన్వపాణం ప్రాణమపానోను ప్రాణమితి ప్రాణం అపానోన్వన్వపానోపానోను నిన్యన్వపానోపానోనని అపాన ఇత్యపాన అను నిన్యన్వను యుచ్చేదృచ్చేన్యన్వను యుచ్చేద్ యుచ్చేదృచ్చేన్యుచ్చేద్ ప్రమాయుక ప్రమాయుక అర్చేన్యుచ్చేద్ ప్రమాయుక ప్రమాయుక ప్రమాయుక సత్ పవిత్రవాన్ పవిత్రవాన్ స్యాత్ ప్రమాయుక సత్ పవిత్రవాన్ ప్రమాయుక ఇది ప్రమాయుక స్యాత్ పవిత్రవాన్ పవిత్రవాన్ స్యాత్ స్యాత్ పవిత్రవానంతర్యామోంతర్యామ పవిత్రవాన్ స్యాత్ స్యాత్ పవిత్రవానంతర్యామ పవిత్రవానంతర్యామోంతర్యామ పవిత్రవాన్ పవిత్రవానంతర్యామో గృహ్యతే గృహ్యతేంతర్యామ పవిత్రవాన్ పవిత్రవానంతర్యామో గృహ్యతే పవిత్రవానితి పవిత్రవాన్ అంతర్యామో గృహ్యతే గృహ్యతేంతర్యామోంతర్యామో గృహ్యతే ప్రాణాపానయోర్గృహ్యతేంతర్యామోంతర్యామో గృహ్యతే ప్రాణాపానయో అంతర్యామ ఇత్యంతర్యామ గృహ్యతే ప్రాణాపానయో ప్రాణాపానయోర్గృహ్యతే గృహ్యతే ప్రాణాపానయోర్విధృత్యై విధృత్యై ప్రాణాపానయోర్గృహ్యతే గృహ్యతే ప్రాణాపానయోర్విధృత్యై ప్రాణాపానయోర్విధృత్యై విధృత్యై ప్రాణాపానయో ప్రాణాపానయోర్విధృత్యై ప్రాణాపానో ప్రాణాపానో విధృత్యై ప్రాణాపానయో ప్రాణాపానయోర్విధృత్యై ప్రాణాపానో ప్రాణాపానయోరిది ప్రాణాపానయో విధృత్యై ప్రాణాపానో ప్రాణాపానో విధృత్యై విధృత్యై ప్రాణాపానో వై వై ప్రాణాపానో విధృత్యై విధృత్యై ప్రాణాపానో వై విధృత్యాధృత్యై ప్రాణాపానో వై వై ప్రాణాపానో ప్రాణాపానో వా ఏతావేదో వై ప్రాణాపానో ప్రాణాపానో వా ఏతో ప్రాణాపానామిది ప్రాణాపానో వా ఏతావేదో వై వా ఏతో యజ్ఞలేదో వై వా ఏతో యత్ ఏదో యజ్ఞలేతావేదో యదు భాగస్వంతర్యామో యేతావేదో భాగస్వంతర్యామో ఉపాగస్వంతర్యామో జ్ఞానోపాగస్వంతర్యామో యజ్ఞ భాగస్వంతర్యామో జ్ఞాన ఉపాగుంషవన ఉపాగుంషవనో జ్ఞాన ఉపాగుంషవన ఉపాగుంషంతర్యామావిత్యుపాగుంషు అంతర్యామో ఉపాగుంషవన ఉపాగుంషవనో జ్ఞానోపాగుంషవనో యం ఉపాగుంషవనో జ్ఞానోపాగుంషవనో యం యమ ఉపాగుంషవనో యం యమ ఉపాగుంషవనో యం కామయేత యమ ఉపాగుంషవన ఉపాగుంషవనో యం కామయేత ఉపాగుంషవన ఇత్యుపాగుంషు సవన ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణాళిక ప్రణా ఇత్యసర్గపృష్టౌ ఇత్యసర్గపృష్టావసర్గపృష్టావిజేత్యసర్గపృష్టౌ తస్యసర్గపృష్టావిజేత్యసర్గపృష్టౌ తస్యసర్గపృష్టౌ తస్యసర్గపృష్టావసర్గపృష్టౌ తస్యసాధయేత్ సాధయేత్ తస్యసర్గపృష్టావసర్గపృష్టౌ తస్యసాధయేత్ అసర్గపృష్టావిత్యహం స్పృష్టౌ ధ్యానేన ప్రాణాభానౌ ప్రాణాభానాదస్యైవైవాస్య ప్రాణాభానౌ అసలు ప్రాణాపానో ప్రాణాపానావస్యాస్య ప్రాణాపానోవి ప్రాణాపానావస్యాస్య ప్రాణాపానోవి ప్రాణాపానోవి ప్రాణాపానో ప్రాణాపానో విశరక్తి శరక్తి విప్రాణాపానో ప్రాణాపానో విశరక్తి ప్రాణాపానావిధి ప్రాణాపానో విచ్చినత్తి జనత్తి విచ్చినత్తి రాజక్రాజక్షణత్తి విచ్చినత్తి రాజు శరత్తి రాజక్రాజక్షణత్తి జనత్తి రాజప్ర ప్రదాక్షణత్తి జనత్తి రాజప్ర రాజప్ర ప్రదాక్రమీయతే మీయతే ప్రదాక్రమీయతే ప్రమీయతే మీయతే ప్రమీయతే యమ్యం మీయతే ప్రమీయతేయం మీయతే యమ్యం మీయతే మీయతేయం కామయేత కామయేత యం మీయతే మీయతేయం కామయేత యం కామయేత కామయేత యం కామయేత సర్వతో సర్వం కామయేత యం కామయేత సర్వం కామయేత సర్వతో సర్వం కామయేత కామయేత సర్వమాయురాయ సర్వం కామయేత కామయేత సర్వమాయు సర్వమాయురాయ సర్వతో సర్వమాయుర్యాదియాదాయ సర్వతో సర్వమాయుర్యాద్ ఆయుర్యాది యాదాయురాయుర్యాదినీతి యాదాయురాయుర్యాది యాదినీతి యాది యాది సర్గస్పృష్టౌ సర్గస్పృష్టాది యాది యాది సర్గస్పృష్టౌ ఇది సర్గస్పృష్టౌ సర్గస్పృష్టావిదీర సర్గస్పృష్టౌ సర్గస్పృష్టావిదీర సర్గస్పృష్టౌ సర్గస్పృష్టౌ సర్గస్పృష్టౌ సర్గస్పృష్టౌ సాధయేత్ సాధయేత్ సర్గస్పృష్టౌ సర్గస్పృష్టౌ సాధయేత్ సర్గస్పృష్టావిదిసం స్పృష్టౌ సాధయేత్ సాధయేత్ సాధయేత్ ధ్యానేన ధ్యానేన సాధయేత్ సాధయేత్ ధ్యానేన సాధయేత్ ధ్యానేన ధ్యానేన సాధయేత్ సాధయేత్ ధ్యానేనైవ ధ్యానేన సాధయేత్ సాధయేత్ ధ్యానేనైవ ధ్యానేనైవ ధ్యానేన ధ్యానేనైవాస్యాస్యైవ ధ్యానేన ధ్యానేనైవాస్య ధ్యానేనేతి వే అనేన ఏవాస్యాస్యైవైవాస్య ప్రాణాపానౌ ప్రాణాపానావస్యైవైవాస్య ప్రాణాపానౌ అస్య ప్రాణాపానౌ ప్రాణాపానావస్యాస్య ప్రాణాపానౌ సగుణసం ప్రాణాపానావస్యాస్య ప్రాణాపానౌ సం ప్రాణాపానో సగుణసం ప్రాణాపానో ప్రాణాపానో సంతనోతి తనోదిసం ప్రాణాపానో ప్రాణాపానో సంతనోతి ప్రాణాపానావిధి ప్రాణాపానో సంతనోతి తనోది సగుణ సంతనోతి సర్వగుణ సర్వం తనోతి సగుణ సంతనోతి సర్వం తనోది సర్వగుణ సర్వం తనోతి తనోతి సర్వమాయురాయ సర్వం తనోతి తనోతి సర్వమాయు సర్వమాయురాయ సర్వగుణ సర్వమాయురేత్యేత్యాయు సర్వగుణ సర్వమాయురేతి ఆయురేత్యేత్యాయురాయురేతి ఏతి వాగ్వై వై వాగ్వాగ్వా ఏషైషా వై వాగ్వాగ్వా ఏషా ఏషైషా వై వా ఏషాయుద్యదేషా వై వా ఏషాయుద్యదేశైషాయై ఇంద్రవాయవైంద్రవాయవోయేషైషాయై ఇంద్రవాయవ యదైంద్రవాయవ ఐంద్రవాయవోయ్యదై ఇంద్రవాయవోయ్యదై ఇంద్రవాయవోయ్యదై ఇంద్రవాయవోయత్ ఐంద్రవాయవోయజ్జలై ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవోయై ఇంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాదై ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవోయై ఇంద్రవాయవాగ్ర ఐంద్రవాయవ ఇత్యై ఇంద్రవాయవ యదై ఇంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాజ్జలై ఇంద్రవాయవాగ్రాగ్రహాగ్రహ ఐంద్రవాయవాగ్రాజ్జలై ఇంద్రవాయవాగ్రాగ్రహ ఐంద్రవాయవాగ్రాగ్రహాగ్రహ ఐంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాగ్రహ దృశ్యందే దృశ్యందే గ్రహ ఐంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాగ్రహ దృశ్యందే ఐంద్రవాయవాగ్ర ఇత్యై ఇంద్రవాయవాగ్రహ గ్రహ గృహ్యందే గృహ్యందే గ్రహ గ్రహ గృహ్యందే వాచం వాచం గృహ్యందే గ్రహ గ్రహ గృహ్యందే వాచం గృహ్యందే వాచం వాచం గృహ్యందే గృహ్యందే వాచమేవైవ వాచం గృహ్యందే గృహ్యందే వాచమేవ వాచమేవైవ వాచం వాచమేవాన్మన్మేవ వాచం వాచమేవాను ఏవాన్మన్మేవైవాను ప్రాణ్వేవైవాను ప్రాణ్వను ప్రయంతయంతి ప్రాణ్వను ప్రయంతి ప్రయంతయంతి ప్రయంతి వాయుం వాయుయంతి ప్రయంతి వాయుం ఎంతి వాయుం వాయుయంతి ఎంతి వాయుం దేవా దేవా వాయుయంతి ఎంతి వాయుం దేవా వాయుం దేవా దేవా వాయుం వాయుం దేవా అప్రవన్న ప్రవన్ దేవా వాయుం వాయుం దేవా అప్రవన్న దేవాబ్రువన్ అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ స్వామో సామో బ్రువన్ దేవా దేవా అబ్రువన్ స్వామ అబ్రువన్ స్వామో సామో బ్రువన్ అబ్రువన్ స్వామో రాజా నమో రాజా నమో సామో బ్రువన్ అబ్రువన్ స్వామో రాజాం స్వామో రాజా నమో రాజా నమో సామో సామో రాజా నమో నమ నమ రాజా నమో సామో సామో రాజా నమో నమ రాజానగోహనామ రాజానగో రాజానగోహనామేతీతి హనామ రాజానగో రాజానగోహనామేతి హనామేతీతి హనామ హనామేతి సహ ఇతి హనామ హనామేతి సహ ప్రవీర సో ప్రవీణ ప్రవేత్సో ప్రవేద్వరం వరమ ప్రవేత్సో ప్రవేద్వరం అప్రవేద్వరం వరమ ప్రవీణ ప్రవేద్వరం వృణై వృణై వరమ ప్రవీణ ప్రవేద్వరం వృణై వరం వృణై వృణై వరం వరం వృణై మదగ్రామదగ్రావృణై వరం వరం వృణై మదగ్రాహై మదగ్రామదగ్రావృణై వృణై మదగ్రా ఏవైవ మదగ్రావృణై వృణై మదగ్రా ఏవ మదగ్రా ఏవైవ మదగ్రామదగ్రా ఏమ గోవ ఏవ మదగ్రామదగ్రా ఏవ మదగ్రాహిమగ్రహ ఏవో గోగ్రహ గృహ్యాంతైగ్రహ గోగ్రహ గృహ్యాంతై గ్రహ గృహ్యాంతై గృహ్యాంతై గ్రహ గ్రహ గృహ్యాంత గృహ్యాంతస్మాత్ తస్మాదిస్మాదైంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాస్తస్మాదిస్మాదైంద్రవాయవాగ్రాస్మాదైంద్రవాయవాగ్ర ఐంద్రవాయవాగ్రాస్మాదైంద్రవాయవాగ్రాగ్రహ గృహ్యంతే గృహ్యంతేగ్రహ ఐంద్రవాయవాగ్రాంద్రవాయవాగ్రాగ్రహ గృహ్యంతే ఇంద్రవాయవాగ్రాహ్యంతేంద్రవాయవాగ్రాహ్యంతేతమ్ఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్నఘ్ అభూయత్తం తమ భూయరభూయత్తం దేవా దేవాస్తమ భూయరభూయత్తం దేవాం దేవాస్తంతం దేవానమ దేవాస్తంతం దేవాన దేవానమ దేవా దేవానోపన దేవా దేవాలోక నోపోపనోపాదృష్టవన్నోపాదృష్టవన్న ఉపాదృష్టమన్నదృష్టమన్నుపాదృష్టవంతేతే దృష్టమన్నుపాదృష్టవంతే అదృష్టవంతేతే దృష్టమన్నదృష్టవంతే వాయుం వాయుందే దృష్టమన్నదృష్టవంతే వాయుం తే వాయుం వాయుందేతే వాయుమబ్రువన్న బ్రువన్ వాయుందేతే వాయుమబ్రువన్ వాయుమబ్రువన్న బ్రువన్ వాయుం వాయుమబ్రువన్నిమమిమ బ్రువన్ వాయుం వాయుమబ్రువన్నిమం అబ్రువన్నిమమిమమ బ్రువన్న బ్రువన్నిమన్నో నమ బ్రువన్న బ్రువన్నిమన్న ఇమన్నో నహిమమిమన్నస్వదయస్వదయనహిమమిమన్నస్వదయస్వదయనోనస్వదయేదిస్వదయనోనస్వదయేది వరం వృణైవృణైవరం వరం వృణై మధ్యేవత్యాలి ఇది రస్మాత్ తస్మాదిది రస్మాన్ నానాదేవత్యాని నానాదేవత్యాని వాయుభ్యాని సంతి వాయుభ్యాన్యుక్ష్యంతే వాయుభ్యాన్యుక్ష్యంతే వాయువ్యాన్యుచ్యంతముచ్యంతే వాయువ్యాని వాయువ్యాన్యుచ్యంతే దంతముచ్యంతే వాయువ్యాని వాయువ్యాన్యుచ్యంతే ఉచ్యంతే దంతముచ్యంత ఉచ్యంతే తమేభ్యేభ్యస్తముచ్యంత ఉచ్యంతే తమేభ్య తమేభ్యేభ్యస్తంతమేభ్యో వాయుర్వాయురేభ్యస్తంతమేభ్యో వాయు ఏభ్యో వాయుర్వాయురేభ్యేభ్యో వాయురేదైవ వాయురేభ్యేభ్యో వాయురేవ వాయురేవైవ వాయుర్వాయురేవాస్వదయస్వదయదేవ వాయుర్వాయురేవాస్వదయన్ ఏవాస్వదయస్వదయదేవైవాస్వదయత్తస్మాదస్వదయదేవైవాస్వదయత్తస్మాద్ అస్వదయత్తస్మాత్తస్మాదస్వదయదస్వదయత్తస్మాద్యద్యత్తస్మాదస్వదయదస్వదయత్తస్మాద్యత్తస్మాద్యద్యత్తస్మాత్తస్మాద్యత్ పూయని పూయని ప్రభాతే ప్రభాతే నూయని పూయని ప్రభాతే ప్రభాతే ప్రభాతే విషజంతి సజంతి వాయుర్వాయుసజంతి వివిషయంతి వాయు సజంతి వాయుర్వాయుసజంతి సజంతి వాయురి వాయుసజంతి సజంతి వాయురి వాయురి వాయుర్వాయురి తస్య వాయుర్వాయురి తస్య హితస్య పవయితా పవయితా తస్య విగ్రహణం తస్య స్వదయితా విగ్రహణం తస్య విగ్రహణం విగ్రహణం తస్య విగ్రహణందన విగ్రహణం తస్య విగ్రహణన్న విగ్రహణందన విగ్రహణం విగ్రహణం నారిందన్న విందన్న విగ్రహణం విగ్రహణం నారిందన్ విగ్రహణమితి విగ్రహణం నారిందన్న విందన్న నారిందన్ సాధారిందన్న నారిందన్ సా అరిందన్ సాధారిందన్న విందన్ సాదిరవిది సాందన్న విందన్ సాదిది సాదిరది విశ్వాసాదిరబ్రవీరబ్రవీరది విశ్వాసాదిరబ్రవీర్ హరిదర ప్రవేద ప్రవేదది జరదిర ప్రవేద్వరం వరమ ప్రవేదది జరదిర ప్రవేద్వరం అప్రవేద్వరం వరమ ప్రవేద ప్రవేద్వరం వృణై వృణై వరమ ప్రవేద ప్రవేద్వరం వృణై వరం వృణై వృణై వరం వరం వృణ అథాథ వృణై వరం వరం వృణ అథ వృణ అథాథ వృణై వృణ అథమయామయాథ వృణై వృణ అథమయా అథమయామయాథమయామయాథమయావి మయావిమయామయాగృహేత్వం విగృహేత్వం గృహేత్వం విగృహేత్వం మధ్యవత్యా మధ్యవత్యా గృహేత్వం విగృహేత్వం మధ్యవత్యా ఏవోవ ఏవైవ స్వమా స్వమావ ఏవైవ స్వమా స్వమా స్వమావ స్వమా సన్నా సన్నా స్వమావ స్వమా సన్నా సన్నా స్వమా స్వమా సన్నా అసన్నసం సన్నా స్వమా స్వమా సన్నా అసన్నసం సన్నా అసన్నసం సన్నా అసన్నిధీత్య సన్నా సన్నా అసన్నిధి అసన్నిధీత్యసన్నసన్నిత్యమయామగృహీత ఉపయామగృహీత ఇత్యసన్నసన్నిత్యమయామగృహీత ఇక్షుపయామగృహీత ఉపయామగృహీత అధిదీత్యపయామగృహీతోసి ఉపయామగృహీత అధిదీత్యపయామగృహీతోసి ఉపయామగృహీత ఇక్షుపయామగృహీత ఉపయామగృహీతోసి ఇత్యాహాహేదీత్యాహ ఇత్యదితి దేవత్యా తేన యాని దారుమయాణి పాత్రాణి పాత్రాణి దారుమయాణి హి దారుమయాణి పాత్రాణి దారుమయాని పాత్రాణి పాత్రాణి దారుమయాని దారుమయాని పాత్రాణ్యస్యాస్తి పాత్రాణి దారుమయాని దారుమయాని పాత్రాణ్యస్యై దారుమయాణీతి దారుమయాని పాత్రాణ్యస్యాస్తి పాత్రాణి పాత్రాణ్యస్యై తాని తాన్యస్యై పాత్రాణి పాత్రాణ్యస్యై తాని అశ్వీతాని తాన్యస్యాశ్వీతాని యోనేర్యోనేస్తాన్యస్యాశ్వీతాని యోనే తాని యోనేర్యోనేస్తాని తాని యోనే సంభూతాని సంభూతాని యోనేస్తాని తాని యోనే సంభూతాని యోనే సంభూతాని సంభూతాని యోనేర్యోనే సంభూతాని యాని యాని సంభూతాని యోనేర్యోనే సంభూతాని యాని సంభూతాని యాని యాని సంభూతాని సంభూతాని యాని మృగ్మయాని మృగ్మయాని యాని సంభూతాని సంభూతాని యాని మృగ్మయాని సంభూతాని సంభూతాని యాని మృగ్మయాని మృగ్మయాని యాని యాని మృగ్మయాని సాక్షాత్ సాక్షాన్ మృగ్మయాని యాని యాని మృగ్మయాని సాక్షాత్ మృగ్మయాని సాక్షాత్ సాక్షాన్ మృగ్మయాని మృగ్మయాని సాక్షాత్ తాని తాని సాక్షాన్ మృగ్మయాని మృగ్మయాని సాక్షాత్ తాని మృగ్మయానీతి మృగ్మయాని సాక్షాత్ తాని తాని సాక్షాత్ సాక్షాత్తాన్యస్యాస్తి తాని సాక్షాత్ సాక్షాత్తాన్యస్యై సాక్షాది సాక్షాత్ తాన్యస్యాస్వీతాని తాన్యస్యేతస్మాత్తస్మాదస్వీతాని తాన్యస్యేతస్మాత్తస్మాదస్యాస్వీతస్మాదేవమేవందస్మాదస్యాస్వీతస్మాదేవం తస్మాదేవమేవందస్మాత్తస్మాదేవమాహ ఏవమాహ ఏవమేవమాహ వాగ్వాజా ఐవమేవమాహ వాగ్ ఆహ వాగ్వాజా ఆహ వాగ్వై వై వాగా ఆహ వాగ్వై వాగ్వై వై వాగ్వాగ్వై పరాజీ పరాజీ వై వాగ్వాగ్వై పరాజీ వై పరాజీ వై వై పరాచ్యవ్యాకృత వ్యాకృత పరాజీ వై వై పరాచ్యవ్యాకృత పరాచ్యవ్యాకృత పరాజీ పరాచ్యవ్యాకృత పరాచ్యవ్యాకృత అవ్యాకృత అవ్యాకృత అవ్యాకృత అవ్యాకృత అవదత్తే వదత వదత్తే దేవా దేవాస్తే వదత వదత్తే దేవా అవదత్తే దేవదవదత్తే దేవా దేవాస్తే వదత వదత్తే దేవా ఇంద్రమింద్రం దేవాస్తే దేవా ఇంద్రం దేవా ఇంద్రమింద్రం దేవా ఇంద్రమప్రువన్ ఇంద్రమప్రువన్ ఇంద్రమింద్రం దేవా ఇంద్రమప్రువన్ ఇంద్రమప్రువన్ ఇంద్రమింద్రమప్రువన్ ఇమామిమామప్రువన్ ఇంద్రమింద్రమప్రువన్ ఇమాం అప్రువన్ ఇమామిమామప్రువన్ అప్రువన్ ఇమాన్నోన ఇమామప్రువన్ అప్రువన్ ఇమాన్నహ ఇమాన్నోన ఇమామివాన్ నోవాచం వాచన్న ఇమామివాన్ నోవాచం వ్యాకురు వాచం వ్యాకురు వాచం వ్యాకురు వాచం వ్యాకురు వాచం వ్యాకురు వాచం వ్యాకురు వ్యాకురు వాచం వాచం వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్యాకురు వ్య అబ్రవీద్వరం అబ్రవీద్వరం వరం అబ్రవీద ప్రవేద్వరం వృణై వృణై వరం అబ్రవీద ప్రవేద్వరం వృణై వరం వృణై వృణై వరం వరం వృణై మహ్యం మహ్యం వృణై వరం వరం వృణై మహ్యం వృణై మహ్యం మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం చమహ్యం మహ్యం చైవ చ మహ్యం మహ్యం చైవ చైవ చైవైష ఏష ఏవ చైవైష ఏవైష ఏష ఏవైవైష వాయవే వాయవ ఏష ఏవైవైష వాయవే ఏష వాయవే వాయవ ఏష ఏష వాయవే చిత వాయవ ఏష ఏష వాయవే చ వాయవే చిత వాయవే వాయవే చ సహ సహ చ వాయవే వాయవే చ సహ సహ సహ చ సహ గృహ్యాదై గృహ్యాదై సహ చ సహ గృహ్యాదై సహ గృహ్యాదై గృహ్యాదై సహ సహ గృహ్యాత ఇది గృహ్యాదై సహ సహ గృహ్యాత ఇది గృహ్యాత ఇది గృహ్యాదై గృహ్యాత ఇది తస్మాత్తస్మాదితి గృహ్యాదై గృహ్యాత ఇది తస్మాత్ ఇది తస్మాత్తస్మాదితే తస్మాదైంద్రవాయవ ఐంద్రవాయవస్తస్మాదితే తస్మాదైంద్రవాయవ తస్మాదైంద్రవాయవ ఐంద్రవాయవస్తస్మాత్తస్మాదైంద్రవాయవ సహ సహైంద్రవాయవస్తస్మాత్తస్మాదైంద్రవాయవ సహ ఐంద్రవాయవ సహ సహైంద్రవాయవ ఐంద్రవాయవ సహ గృహ్యతే గృహ్యతే సహైంద్రవాయవ ఐంద్రవాయవ సహ గృహ్యతే ఐంద్రవాయవ ఇంద్రవాయవ సహ గృహ్యతే గృహ్యతే తా గృహ్యతే తాన్ తాన్ గృహ్యతే తా గృహ్యతే తాం గృహ్యతే తాన్ తాన్ గృహ్యతే గృహ్యతే తామింద్ర ఇంద్రస్తాన్ గృహ్యతే గృహ్యతే తామింద్ర తామింద్ర ఇంద్రస్తాన్ తామింద్రో మధ్యతో మధ్యత ఇంద్రస్తాన్ తామింద్రో మధ్యత ఇంద్రో మధ్యతో మధ్యత ఇంద్ర ఇంద్రో మధ్యతో వక్రమ్య వక్రమ్య మధ్యత ఇంద్ర ఇంద్రో మధ్యతో వక్రమ్య మధ్యతో వక్రమ్య వక్రమ్య మధ్యతో మధ్యతో వక్రమ్య వ్యాకరో వ్యాకరోద వక్రమ్య మధ్యతో మధ్యతో వక్రమ్య వ్యాకరో అవక్రమ్య వ్యాకరో వ్యాకరోద వక్రమ్య వక్రమ్య వ్యాకరోత్తస్మాత్తస్మాత్ వ్యాకరోద వక్రమ్య వక్రమ్య వ్యాకరోత్తస్మాత్ అవక్రమ్యేత్యవాక్రమ్య వ్యాకరోత్తస్మాత్తస్మాత్ వ్యాకరోద్యాకరోత్తస్మాదియమయం తస్మాత్ వ్యాకరోద్యాకరోత్తస్మాదియం వ్యాకరోదితి ఆకరోద్ తస్మాదియమయం తస్మాత్ తస్మాదియం వ్యాకృత వ్యాకృతేయం తస్మాత్ తస్మాదియం వ్యాకృత ఇయం వ్యాకృత వ్యాకృతేయమయం వ్యాకృత వాగ్వాగ్వ్యాకృతేయమయం వ్యాకృత వాక్ వ్యాకృత వాగ్వాగ్వ్యాకృత వ్యాకృత వాగుద్యత ఉద్యతే వాక్ వ్యాకృత వ్యాకృత వాగుద్యతే వ్యాకృతేతి ఆకృత వాగుద్యత ఉద్యతే వాక్ వాగుద్యతే తస్మాత్ తస్మాదుద్యతే వాక్ వాగుద్యతే తస్మాత్ ఉద్యతే తస్మాత్ తస్మాదుద్యత ఉద్యతే తస్మాత్ చకృత్ చకృత్ తస్మాదుద్యత ఉద్యతే తస్మాత్ చకృత్ తస్మాత్ చకృత్ చకృత్ తస్మాత్ తస్మాత్ చకృదింద్రాయేంద్రాయ చకృత్ తస్మాత్ తస్మాత్ చకృదింద్రాయ చకృదింద్రాయేంద్రాయ సకృత్ చకృదింద్రాయ మధ్యతో మధ్యత ఇంద్రాయ సకృత్ చకృదింద్రాయ మధ్యత ఇంద్రాయ మధ్యతో మధ్యత ఇంద్రాయేంద్రాయ మధ్యతో గృహ్యతే గృహ్యతే మధ్యత ఇంద్రాయేంద్రాయ మధ్యతో గృహ్యతే మధ్యతో గృహ్యతే గృహ్యతే మధ్యతో మధ్యతో గృహ్యతే ద్వర్జర్గృహ్యతే మధ్యతో మధ్యతో గృహ్యతేద్ది దృశ్యతేర్గృశ్యతే గృహ్యతేర్వాయువే వాయువేద్దిర్గృశ్యతే గృహ్యతేర్వాయువేర్వాయువే వాయువేద్దిర్వాయువేద్వౌ ద్వౌ వాయువేద్దిర్వాయువేద్వౌ వాయువేద్వౌ ద్వౌ వాయువే వాయువేద్వౌ హి ద్వౌ వాయువే వాయువేద్వౌ హి గౌహి ద్వౌ ద్వౌ హి సత హి ద్వౌ ద్వౌ హి సహ హి సత హి సమరౌ వరౌ స హి సమరౌ సమరౌ వరౌ స సమరావృణీత వృణీత వరౌ స సమరావృణీత వరావృణీత వృణీత వరౌ వరావృణీత అవృణీతేత్యవృణీత మిత్రం దేవా దేవా మిత్రం మిత్రం దేవా అబ్రువన్న బ్రువన్ దేవా మిత్రం మిత్రం దేవా అబ్రువన్న దేవా అబ్రువన్న బ్రువన్ దేవా దేవా అబ్రువన్ సోమము సోమం అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ సోమం అబ్రువన్ సోమకో సోమం అబ్రువన్న బ్రువన్ సోమకో రాజానకో రాజానకో సోమం అబ్రువన్న బ్రువన్ సోమకో రాజానం సోమగో రాజానగో రాజానగో సోమగో సోమగో రాజానగోహనామ సోమగో రాజానగోహనామ రాజానగోహనామ రాజానగో రాజానగోహనామేతి హనామ రాజానగో రాజానగోహనామేతి హనామేతి హనామహనామేతి సస ఇది హనామహనామేతి స ఇది సస ఇది దిశో ప్రవీర ప్రవీత్ స ఇది దిశో ప్రవీర్ సో ప్రవీర ప్రవీక్షసో ప్రవీందనా ప్రవీక్షసో ప్రవీన్న అప్రవీందనా ప్రవీర ప్రవీన్నాహమహన్నా ప్రవీర ప్రవీన్నాహం నాహమహన్ననాహకో సర్వన్ననాహకో అహకో సర్వహమహకో వై వై సర్వహమహకో వై వై వై అహమహం వై సర్వ అహం అహమహం వై వా అహం మిత్రం మిత్రమహం వై వా అహం మిత్రం అహం మిత్రం మిత్రమహమహం మిత్రమస్మ్యస్మి మిత్రమహమహం మిత్రమస్మి మిత్రమస్మ్యస్మి మిత్రం మిత్రమస్మీదీత్యస్మి మిత్రం మిత్రమస్మీది అస్మీదీత్యస్మ్యస్మీతమ్రువన్న ప్రవంతం తమ ప్రవహనామ హనామాప్రువంతం తమ ప్రవహనామ అప్రవణ మహనామాప్రవణ ప్రవణహనామైవైవహనామాప్రవణ ప్రవణహనామైవ హనామైవైవహనామహనామైవేదీత్యేవహనామహనామైవేది ఏవేదీత్యేవైవేది సదైత్యేవైవేది సహితి సదైదీకృశో ప్రవీర ప్రవేత్ సైదీకృశో ప్రవీర్ సో ప్రవీర ప్రవేత్ సో ప్రవేత్వరం వరమ ప్రవేత్ సో ప్రవేత్వరం అప్రవేత్వరం వరమ ప్రవేద ప్రవేత్వరం వృణై వృణై వరమ ప్రవేద ప్రవేత్వరం వృణై వరం వృణై వృణై వరం వరం వృణై పయస పయస వృణై వరం వరం వృణై పయస వృణై పయస పయస వృణై వృణై పయసైవ పయస వృణై వృణై పయసైవ పయసైవ పయస పయసైవ మే మేవ పయస పయసైవ మేవమే మేవైవ మే సోమగో సోమం మేవైవ మే సోమం మే సోమగో సోమం మే మే సోమగ్ శ్రేణం శ్రేణం సోమ సోమం మే మే సోమగ్ శ్రేణన్ సామగ్రశ్రేణం సామగో సామగ్రశ్రేణం నిరీతిశ్రేణం సామగో సామగ్రశ్రేణం నిది శ్రేణం నిరీతిశ్రేణం శ్రేణం నిరతస్మాత్తస్మాదిశ్రేణం శ్రేణం నిరతస్మాత్ ఇది తస్మాత్తస్మాదిదేన తస్మాన్మైత్రావరణం మయేత్రావరణం తస్మాదిదేన తస్మాన్మైత్రావరణం తస్మాన్మైత్రావరణం మయేత్రావరణం తస్మాత్తస్మాన్మైత్రావరణం పయసా పయసా మైత్రావరణం తస్మాత్తస్మాన్మైత్రావరణం పయసా మైత్రావరణం పయసా పయసా మైత్రావరణం మయేత్రావరణం పయసా శ్రేణంతి శ్రేణంతి పయసా మైత్రావరణం మయేత్రావరణం పయసా శ్రేణంతి మైత్రావరణమితి మైత్రావరణం పయసాశ్రేణంతి శ్రేణంతి పయసా పయసా శ్రేణంతి తస్మాత్తస్మాశ్రేణంతి పయసా పయసా శ్రేణంతి తస్మాత్ శ్రేణంతి తస్మాత్తస్మాశ్రేణంతి శ్రేణంతి తస్మాత్ పశవ పశవస్తస్మాశ్రేణంతి శ్రేణంతి తస్మాత్ పశవ తస్మాత్పశవశవస్తస్మాత్తస్మాత్ పశవో పాప పశవస్తస్మాత్తస్మాత్ పశవోప పశవో పాప పశవ పశవోపాక్రామన్న క్రామన్నప పశవ పశవోపాక్రామన్ అపాక్రామన్న క్రామన్న పాపాక్రామన్ మిత్రో మిత్రోక్రామన్న పాపాక్రామన్ మిత్ర అక్రామన్ మిత్రో మిత్రోక్రామన్న క్రామన్ మిత్ర సన్ సన్ మిత్రోక్రామన్న క్రామన్ మిత్ర సన్ మిత్ర సన్ సన్ మిత్రో మిత్ర సన్ క్రోరం క్రోరకం సన్ మిత్రో మిత్ర సన్ క్రోరం సన్ క్రోరం క్రోరగుసం సన్ క్రోరమకలక క్రోరగుసం సన్ క్రోరమక క్రోరమకలక క్రోరం క్రోరమకరితీత్యక క్రోరం క్రోరమకరితి అకరితీత్యకరకరితి క్రోరం క్రోరమిత్యకరకరితి క్రోరం ఇది క్రోరం క్రోరమిదేది క్రోరమివేవ క్రోరమిదేది క్రోరమివ క్రోరమివేవ క్రోరం క్రోరమివ ఖలు హల్వివ క్రోరం క్రోరమివ ఖలు ఇవ ఖలు హల్వివేవ ఖలు వై వై ఖల్వివేవ ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏష వై ఖలు ఖలు వా ఏష వై వా ఏష కరోతి కరోత్యేష వై వా ఏష కరోతి ఏష కరోతి కరోత్యేష ఏష కరోతి యో యః కరోత్యేష ఏష కరోతి యః కరోతి యో యః కరోతి కరోతి యః సోమేన సోమేన యః కరోతి కరోతి యః సోమేన యః సోమేన సోమేన యో యః సోమేన యజతే యజతే సోమేన యో యః సోమేన యజతే సోమేన యజతే యజతే సోమేన సోమేన యజతే తస్మాత్ తస్మాద్యజతే సోమేన సోమేన యజతే తస్మాత్ తస్మాత్ పశవ పశవస్తస్మాత్ పశవో పాప పశవస్తస్మాత్ పశవోప పశవో పాప పశవ పశవోపక్రామంది క్రామంజప పశవ పశవోపక్రామంది అపక్రామంది క్రామంజ పాపక్రామంది యజ్జక్రామంజ పాపక్రామంది యద్ క్రామంతి యజ్జక్రామంతి క్రామంతి యన్మయీత్రావరణం మయీత్రావరణం యక్రామంతి క్రామంతి యన్మయీత్రావరణం యన్మయీత్రావరణం మయీత్రావరణం యజ్జన్మయీత్రావరణం పయసా పయసా మైత్రావరణం యజ్జన్మయీత్రావరణం పయసా మైత్రావరణం పయసా పయసా మైత్రావరణం మయీత్రావరణం పయసా శ్రీనాథ శ్రీనాథి పయసా మైత్రావరణం మయీత్రావరణం పయసా శ్రీనాథి మైత్రావరుణమితి మైత్రావరుణం పయసా శ్రీనాథి శ్రీనాథి పయసా పయసా శ్రీనాథి పశుభిః పశుభిః శ్రీనాథి పయసా పయసా శ్రీనాథి పశుభిః శ్రీనాథి పశుభిః పశుభిః శ్రీనాథి శ్రీనాథి పశుభిరేవైవ పశుభిః శ్రీనాథి శ్రీనాథి పశుభిరేవ పశుభిరేవైవ పశుభిః పశుభిరేవ తత్తదేవ పశుభిః పశుభిరేవ తత్ పశుభిరితి పశుభిః ఏవ తత్తదేవైవ తన్మిత్రం మిత్రం తదేవైవ తన్మిత్రం తన్మిత్రం మిత్రం దత్తం మిత్రగో సమర్థయతి సమర్థయతి మిత్రం దత్తం మిత్రగో సమర్థయతి మిత్రగో సమర్థయతి సమర్థయతి మిత్రం మిత్రగో సమర్థయతి పశుభిః పశుభిః సమర్థయతి మిత్రం మిత్రగో సమర్థయతి పశుభిః సమర్థయతి పశుభిః పశుభిః సమర్థయతి సమర్థయతి పశుభిర్యజమానం యజమానం పశుభిః సమర్థయతి సమర్థయతి పశుభిర్యజమానం సమర్థయతీతి సమర్థయతి పశుభర్యజమానం యజమానం పశుభిః పశుభిర్యజమానం పురా పురా యజమానం పశుభిః పశుభిర్యజమానం పురా పశుభిరితి పశుభిః యజమానం పురా పురా యజమానం యజమానం పురా ఖలు ఖలు పురా యజమానం యజమానం పురా ఖలు పురా ఖలు ఖలు పురా పురా ఖలు వావ వావ ఖలు పురా పురా ఖలు వావ ఖలు వావ వావ ఖలు ఖలు వావైవమేవం వావ ఖలు ఖలు వావైవం వావైవమేవం వావ వావైవం మిత్రో మిత్ర ఏవం వావ వావైవం మిత్ర ఏం మిత్రో మిత్ర ఏమేం మిత్రో వేదవేన్మిత్ర ఏమేం మిత్రో మిత్రో వేదవేన్మిత్రో మిత్రో వేదపాపేన్మిత్రో మిత్రో వేదవ అవేద పాప వేద వేద పమన్మదపా వేద వేద పమద అపమన్మదపాపమత్క్రోరం క్రోరం మదపాపమత్క్రోరం మత్క్రోరం క్రోరం మన్మత్క్రోరం చక్రుషశ్చక్రుష క్రోరం మన్మత్క్రోరం చక్రుష క్రోరం చక్రుషశ్చక్రుష క్రోరం క్రోరం చక్రుష పశవ పశవశ్చక్రుష క్రోరం క్రోరం చక్రుష పశవ చక్రుష పశవ పశవశ్చక్రుషశ్చక్రుష పశవ క్రమిష్యంతి క్రమిష్యంతి పశవశ్చక్రుషశ్చక్రుష పశవ క్రమిష్యంతి పశవ క్రమిష్యంతి క్రమిష్యంతి పశవ పశవ క్రమిష్యంతి క్రమిష్యంతి పశవ పశవ క్రమిష్యంతి క్రమిష్యంతీతి క్రమిష్యంతి క్రమిష్యంతి తస్మాత్తస్మాది క్రమిష్యంతి క్రమిష్యంతీతి తస్మాత్ ఇది తస్మాత్తస్మాదిదేత తస్మాదేవమేవం తస్మాదిదేత తస్మాదేవం తస్మాదేవమేవం తస్మాత్తస్మాదేవమవర్ణీత వృణీతైవం తస్మాత్తస్మాదేవమవర్ణీత ఏమవర్ణీత వృణీతైవమేవమవర్ణీత వరుణం వరుణమవర్ణీతైవమేవమవర్ణీత వరుణం అవర్ణీత వరుణం వరుణమవర్ణీత వృణీత వరుణం దేవా దేవా వరుణమవర్ణీత వృణీత వరుణం దేవా వరుణం దేవా దేవా వరుణం వరుణం దేవా అబ్రువన్న బ్రువం దేవా వరుణం వరుణం దేవా అబ్రువన్ దేవా అబ్రువన్న బ్రువం దేవా దేవా అబ్రువన్ త్వయా అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ త్వయా అబ్రువన్వయా అబ్రువన్న బ్రువం త్వయా ఘోషభువా ఘోషభువాత్వయా అబ్రువన్న బ్రువం త్వయా ఘోషభువా యాగోషభువాగోషభువాత్వయాత్వయాగోషభువా సోమగో సోమగోషభువాత్వయాత్వయాగోషభువా సోమం అగోషభువా సోమగో సోమగోషభువాగోషభువా సోమగో రాజానగో రాజానగో సోమగోషభువాగోషభువా సోమగో రాజానం అగోషభువే రాజానగో సోమగో సోమగో రాజానగో హనామ హనామ రాజానగో సోమగో సోమగో రాజానగో హనామ రాజానగోహనామహనామ రాజానగో రాజానగోహనామేతీతి హనామ రాజానగో రాజానగోహనామేతి హనామేతీతి హనామహనామేతి స ఇతి హనామహనామేతి సహ ఇతి స ఇతి సో ప్రవీర ప్రవేత్ స ఇతి సో ప్రవీర్ సో ప్రవీర ప్రవేత్ సో ప్రవేత్ పరం పరమ ప్రవేత్ సో ప్రవేత్ పరం అప్రవేత్ పరం పరమ ప్రవేద ప్రవేత్ పరం వృణై వృణై పరమ ప్రవేద ప్రవేత్ పరం వృణై పరం వృణై వృణై వరం వరం వృణై మహ్యం మహ్యం వృణై వరం వరం వృణై మహ్యం వృణై మహ్యం మహ్యం వృణై వృణై మహ్యం చ మహ్యం వృణై వృణై మహ్యం చహ్యం చ మహ్యం మహ్యం చైవైవ చ మహ్యం మహ్యం చైవ చైవైవ చైవైష ఏష ఏవ చైవైష ఏవైష ఏష ఏవైవైష మిత్రాయ మిత్రాయైష ఏవైవైష మిత్రాయ ఏష మిత్రాయ మిత్రాయైష ఏష మిత్రాయ చ మిత్రాయైష ఏష మిత్రాయ చ మిత్రాయ చ మిత్రాయ మిత్రాయ చ సహ సహ చ మిత్రాయ మిత్రాయ చ సహ చ సహ సహ చ సహృశ్యాదై గృహ్యాదై సహ చ సహృశ్యాదై సహృశ్యాదై గృహ్యాదై సహ సహృశ్యాతా ఇతి గృహ్యాదై సహ సహృశ్యాతా ఇది గృహ్యాతా ఇతి గృహ్యాదై గృహ్యాతా ఇది తస్మాత్తస్మాది గృహ్యాదై గృహ్యాతా ఇది తస్మాది తస్మాదిదేత తస్మాన్మైత్రావర్ణో మయేత్రావర్ణస్తస్మాదిదేత తస్మాన్మైత్రావర్ణ తస్మాన్మైత్రావర్ణో మయేత్రావర్ణస్తస్మాత్తస్మాన్మైత్రావర్ణస్సహ మయేత్రావర్ణస్తస్మాత్తస్మాన్మైత్రావర్ణస్సహ మైత్రావర్ణస్సహ సహ మయేత్రావర్ణో మయేత్రావర్ణస్సహ గృహ్యతే దృశ్యతే సహ మయేత్రావర్ణో మయేత్రావర్ణస్సహ గృహ్యతే మైత్రావరుణ ఇది మైత్రావరుణ సహ గృహ్యతే గృహ్యతే సహ సహ గృహ్యతే తస్మాత్తస్మాద్గృహ్యతే తస్మాద్రాజ్ఞా రాజానగో రాజానగో రాజ్ఞా తస్మాత్తస్మాద్రాజ్ఞా రాజానం రాజానగో రాజానగో రాజ్ఞా రాజ్ఞా రాజానమగోషభవాగోషభవా రాజానగో రాజ్ఞా రాజానమగోషభవా రాజానమగోషభవాగోషభవా రాజానమగోషభవాఘంజ్ఘంజగోషభవా రాజానగో రాజానమగోషభవాఘంజ్ఘంజగోషభవాగోషభవాఘంజ్ వైశ్యేన వైశ్యేన ఘంజగోషభవాగోషభవాఘంజ్ వైశ్యేన అగోషభవేత్యగుంషభువా ఘంది వైశ్యేన వైశ్యేన ఘంది ఘంది వైశ్యేన వైశ్యం వైశ్యం వైశ్యేన ఘంది ఘంది వైశ్యేన వైశ్యం వైశ్యేన వైశ్యం వైశ్యం వైశ్యేన వైశ్యేన వైశ్యము శూద్రేణ శూద్రేణ వైశ్యం వైశ్యేన వైశ్యేన వైశ్యము శూద్రేణ వైశ్యము శూద్రేణ శూద్రేణ వైశ్యం వైశ్యము శూద్రేణ శూద్రము శూద్రము శూద్రేణ వైశ్యం వైశ్యము శూద్రేణ శూద్రం శూద్రేణ శూత్రము శూత్రము శూద్రేణ శూత్రేణ శూత్రం శూత్రము శూత్రేణ శూత్రేణ శూత్రం శూత్రం నన శూత్రము శూత్రం న వై వైన శూత్రము శూత్రం న వై న వై వైన వా ఇదమిదం వైన వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం దివాతి వేదం వై వా ఇదం దివా ఇదం దివాతి వేదమిదం దివానది వేదమిదం దివాన దివానన దివాది వానక్కన్న కన్న దివాది వానక్కం నరకన్న కన్నమనక్కమాదీదాసేన్న కన్నమనక్కమాసీద్ నక్కమాదీదాసేన్న కన్నక్కమాసీద్యావృత్తమవ్యావృత్తమాసేన్న కన్నక్కమాసీద్యావృత్తం ఆసీదవ్యావృత్తమవ్యావృత్తమాదీదాసీద్యావృత్తం దేవ్యావృత్తమాసీదాసీద్యావృత్తం అవ్యావృత్తం దేవ్యావృత్తమవ్యావృత్తం దేవాదేవాస్తేవ్యావృత్తమవ్యావృత్తం దేవాహ్యావృత్తమివృత్తం తే దేవాదేవాస్తే దేవామిత్రావరుణో మిత్రావరుణో దేవాస్తే దేవామిత్రావరుణో దేవామిత్రావరుణో మిత్రావరుణో దేవాదేవామిత్రావరుణావబ్రువన్న బ్రువన్ మిత్రావరుణో దేవాదేవామిత్రావరుణావబ్రువన్ మిత్రావరుణావ్రువన్న బ్రువన్ మిత్రావరుణో మిత్రావరుణావ్రువన్ మితమిదమ్రువన్ మిత్రావరుణో మిత్రావరుణావ్రువన్ మిదం మిత్రావరుణావిది మిత్రావరుణో అబ్రువన్ నిదమిదమ్రువన్న బ్రువన్ నిదన్నో నిదమ్రువన్న బ్రువన్ నిదన్న నిదన్నో నిదమిదం నో విలిన ఇదమిదం నోవి నో విలినో నో వివాసయతం వాసయతం వినో నో వివాసయతం వివాసయతం వాసయతం వివాసయతమితి వాసయతం వివాసయతమితి వాసయతమితి వాసయతం వాసయతమితి తౌదామితి వాసయతం వాసయతమితి తౌదావిదీకితామబ్రూతామబ్రూతాంతావిదీకితామబ్రూతామబ్రూతామబ్రూతాంతౌ తావబ్రూతాంబరంబరమబ్రూతాంతౌ తావబ్రూతాంబరం అబ్రూతాంబరం వరమబ్రూతామబ్రూతాంబరం వృణావహై వృణావహై వరమబ్రూతామబ్రూతాంబరం వృణావహై వరం వృణావహై వృణావహై వరం వరం వృణావహ ఏక ఏకో వృణావహై వరం వరం వృణావహ ఏక వృణావహ ఏక ఏకో వృణావహై వృణావహ ఏక ఏవై వైకో వృణావహై వృణావహ ఏక ఏవ ఏక ఏవై వైక ఏక ఏవావదావదేవైక ఏక ఏవావత్ ఏవావదావదేవైవావత్పూర్వ పూర్వ ఆవదేవైవావత్పూర్వ ఆవత్పూర్వ పూర్వ ఆవదావత్పూర్వోగ్రహోగ్రహ పూర్వ ఆవదావత్పూర్వోగ్రహ పూర్వోగ్రహోగ్రహ పూర్వ పూర్వోగ్రహో గృహ్యాదై గృహ్యాదై గ్రహ పూర్వ పూర్వోగ్రహో గృహ్యాదై గ్రహో గృహ్యాదై గృహ్యాదై గ్రహోగ్రహ గృహ్యాథా ఇది గృహ్యాదై గ్రహోగ్రహ గృహ్యాథా ఇది గృహ్యాథా ఇది గృహ్యాదై గృహ్యాథా ఇది తస్మాత్తస్మాదిని గృహ్యాదై గృహ్యాథా ఇది తస్మాత్ ఇదిస్మాత్తస్మాదిదీతస్మాదైంద్రవాయవ ఐంద్రవాయవస్తస్మాదిదీతస్మాదైంద్రవాయవ పూర్వ పూర్వ ఐంద్రవాయవస్తస్మాత్తస్మాదైంద్రవాయవ పూర్వ ఐంద్రవాయవ పూర్వ పూర్వ ఐంద్రవాయవ ఐంద్రవాయవ పూర్వ మైత్రావరుణాన్మయీత్వరుణాత్ పూర్వ ఐంద్రవాయవ ఐంద్రవాయవ పూర్వ మైత్రావరుణాన్ ఐంద్రవాయవ ఇంద్రావాయవ పూర్వో మైత్రావరుణాన్మయీత్రావరుణాత్ పూర్వ పూర్వో మైత్రావరుణాత్ దృశ్యతే దృశ్యతే మైత్రావరుణాత్ పూర్వ పూర్వో మైత్రావరుణాత్ దృశ్యతే మైత్రావరుణాత్ దృశ్యతే దృశ్యతే మైత్రావరుణాన్మయీత్రావరుణాత్ దృశ్యతే ప్రాణాపానౌ ప్రాణాపానౌ దృశ్యతే మైత్రావరుణాన్మయీత్రావరుణాత్ దృశ్యతే ప్రాణాపానౌ మైత్రావరుణాది మైత్రావరుణాద్ దృశ్యతే ప్రాణాపానౌ ప్రాణాపానౌ దృశ్యతే దృశ్యతే ప్రాణాపానౌ హి ప్రాణాపానౌ దృశ్యతే దృశ్యతే ప్రాణాపానౌ హి ప్రాణాపానౌ హి ప్రాణాపానౌ ప్రాణాపానౌ శ్వేతావేతౌ హి ప్రాణాపానౌ ప్రాణాపానౌ శ్వేతౌ ప్రాణాపానాది ప్రాణాపానౌ శ్వేతావేతౌ హి శ్వేతౌ యజ్ఞవేతౌ హి శ్వేతౌ ఏతౌ యజ్జేతేతౌ యదుపాగుష్వంతర్యామాపాగుష్వంతర్యామౌ యేతేతౌ యదుపాగుష్వంతర్యామౌ యదుపాగుష్వంతర్యామాపాగుష్వంతర్యామౌ యద్యదుపాగుష్వంతర్యామౌ మిత్రో మిత్ర ఉపాగుష్వంతర్యామౌ యద్యదుపాగుష్వంతర్యామౌ మిత్ర ఉపాగుష్వంతర్యామో మిత్రో మిత్ర ఉపాగుష్వంతర్యామాపాగుష్వంతర్యామో మిత్రోహ మిత్ర ఉపాగుష్వంతర్యామాపాగుష్వంతర్యామో మిత్రోహ ఉపాగుష్వంతర్యామాదిత్యపాగుంషు అంతర్యామో మిత్రోహర మిత్రో మిత్రో హరజనయత జనయతహర్ మిత్రో మిత్రో హరజనయత్ అహర జనయత జనయత హర హర జనయద్వరుణో వరుణో జనయత హర హర జనయద్వరుణ అజనయద్వరుణో వరుణో జనయత జనయద్వరుణో రాత్రిగోరాత్రిం వరుణో జనయత జనయద్వరుణో రాత్రి వరుణో రాత్రిగో రాత్రిం వరుణో వరుణో రాత్రిం తపస్తతో రాత్రిం వరుణో వరుణో రాత్రిం తత రాత్రిం తపస్తతో రాత్రిగో రాత్రిం తదో వై వై తతో రాత్రిగో రాత్రిం తదో వై తతో వై వై తపస్తతో వా ఇదమిదం వై తపస్తతో వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం ఇదమీదం వై వా ఇదం వి ఇదం వివేదమిదం యోచ్చదౌ ఛద్వేదమిదం యోచ్చదౌ యోచ్చదౌ ఛద్యద్యదౌ ఛద్యద్యదౌచ్ఛద్యద్యదౌచ్ఛద్యదౌచ్ఛద్యన్మయీత్రావరుణోమయీత్రావరుణో యదౌచ్ఛద్యన్మయీత్రావరుణ్యన్మయీత్రావరుణోమయీత్రావరుణో యద్యన్మయీత్రావరుణో దృశ్యతే దృశ్యతే మయీత్రావరుణో యద్యన్మయీత్రావరుణో దృశ్యతే మైత్రావరుణో దృశ్యతే దృశ్యతే మైత్రావరుణోమయీత్రావరుణో దృశ్యతే అభ్యుష్ట్యై అభ్యుష్ట్యై దృశ్యతే మైత్రావరుణోమయీత్రావరుణో దృశ్యతే అభ్యుష్ట్యై మైత్రావరుణ ఇది మైత్రావరుణ దృశ్యతే అభ్యుష్ట్యై అభ్యుష్ట్యై దృశ్యతే దృశ్యతే అభ్యుష్ట్యై దృష్ట్యా యజ్ఞశిరో యజ్ఞశిరోచ్ఛిద్యతశిరోయజ్ఞశిరోచ్ఛిద్యత శిరోచ్ఛిద్యతాచ్ఛిద్యదశిరశిరోచ్ఛిద్యతేతేచ్ఛిద్యదశిరశిరోచ్ఛిద్యతతే అచ్ఛిద్యతతేతేచ్ఛిద్యతాచ్ఛిద్యతతేవాస్తేచ్ఛిద్యతాచ్ఛిద్యతతేవాశ్వినా అశ్వినౌ దేవాస్తేతేవాశ్వినౌ దేవాదేవాశ్వినామబ్రువన్నబ్రువన్నశ్వినౌ దేవాదేవాశ్వినామబ్రువన్న అశ్వినావ్రువన్నశ్వినావశ్వినావ్రువన్ భిషజౌ భిషజావ్రువన్నశ్వినావశ్వినావ్రువన్ భిషజౌ అభ్రువన్ భిషజౌ భిషజావ్రువన్నభ్రువన్ భిషజౌ వై వై భిషజావ్రువన్నభ్రువన్ భిషజౌ వై భిషజౌ వై భిషజౌ భిషజౌ వై స్థ వై స్థ ఇదమిదగ్స్థో వై వై స్థ ఇదమిదగ్స్థ ఇదం యజ్ఞస్య యజ్ఞస్యేదగ్స్థ ఇదం యజ్ఞస్య ఇదం యజ్ఞస్య యజ్ఞశిరశిరో యజ్ఞస్యేతమిదం యజ్ఞశిరశిరో యజ్ఞస్యేతమిదం యజ్ఞశిరప్రతిప్రతిశిరో యజ్ఞస్యేతప్రతిశిరప్రతిప్రతిశిరశిరప్రతిరత్తం దత్తం ప్రతిశిరశిరప్రతిరత్తం ప్రతిరత్తం దత్తం ప్రతిరత్తమిది దత్తం ప్రతిప్రతిరత్తమిది దత్తమిది దత్తం దత్తమిది ఇది తౌతావిదేతావ్రోధామ్రోధాంతావిదీతావ్రోధాం వరం వరమ్రోధాంతౌతావ్రోధాం వరం వరమ్రోధాంతౌతావ్రోధాం వరం వృణావహై వృణావహై వరమ్రోధామ్రోధాం వరం వృణావహై వరం వృణావహై వరం వరం వృణావహై గ్రహో గ్రహో వృణావహై వరం వరం వృణావహై గ్రహ వృణావహై గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవైవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గ్రహో వృణావహై వృణావహై గ్రహ ఏవ గృహ్యతామితి గృహ్యతాశ్వినమేతమేతమాశ్వినమగృహన్న గృహన్నాశ్వినమేతమేతమాశ్వినమగృహన్న ఆశ్వినమృణ్ణ గృహన్నాశ్వినమాశ్వినమ గృహన్తుతో గృహన్నాశ్వినమాశ్వినమ గృహన్తుత అగృహంతతస్తతో గృహన్న గృహన్తుతో వై వైతతో గృహన్న గృహన్తుతో వై తో వై వైతస్తతో వైతౌతో వైతస్తతో వైతౌ వైతౌతో వై వైతౌ యజ్ఞస్యతౌ వై వైతౌ యజ్ఞస్య తౌ యజ్ఞస్యతౌతౌ యజ్ఞస్య శిరశిరో యజ్ఞస్యతౌతౌ యజ్ఞస్య శిర యజ్ఞస్య శిరశిరో యజ్ఞస్య శిరప్రతి ప్రతిశిరో యజ్ఞస్య శిరప్రతి శిరప్రతి ప్రతిశిరశిర ప్రత్యదత్తాం ప్రతిశిరశిర ప్రత్యదత్తాం ప్రత్యదత్తాం ప్రతి ప్రత్యదత్తాయ్యదత్తాం ప్రతి ప్రత్యదత్తాయ్యద్ అదత్తాయ్యదత్తామదత్తాయ్యదాశ్విన ఆశ్వినో యదత్తామదత్తాయ్యదాశ్విన యదాశ్విన ఆశ్వినో యద్యదాశ్వినో గృహ్యతే గృహ్యద ఆశ్వినో యద్యదాశ్వినో గృహ్యతే ఆశ్వినో గృహ్యతే గృహ్యద ఆశ్విన ఆశ్వినో గృహ్యతే యజ్ఞస్య గృహ్యద ఆశ్విన ఆశ్వినో గృహ్యతే యజ్ఞస్య గృహ్యతే యజ్ఞస్య గృహ్యతే గృహ్యతే యజ్ఞస్య నిష్కృత్యై నిష్కృత్యై యజ్ఞస్య గృహ్యతే గృహ్యతే యజ్ఞస్య నిష్కృత్యై యజ్ఞస్య నిష్కృత్యై నిష్కృత్యై యజ్ఞస్య యజ్ఞస్య నిష్కృత్యై తౌతౌ నిష్కృత్యై యజ్ఞస్య యజ్ఞస్య నిష్కృత్యై తౌ నిష్కృత్యై తౌతౌ నిష్కృత్యై నిష్కృత్యై తౌ దేవా దేవాస్తౌ నిష్కృత్యై నిష్కృత్యై తౌ దేవాః నిష్కృత్యా ఇతి నిష్కృత్యై తౌ దేవా దేవాస్తౌ తౌ దేవా అబ్రువన్న అబ్రువన్ దేవాస్తౌ తౌ దేవా అబ్రువన్న దేవా అబ్రువన్న అబ్రువన్ దేవా దేవా అబ్రువన్న పూతావ పూతావ్రువన్ దేవా దేవా అబ్రువన్న పూతౌ అబ్రువన్న పూతావ పూతావ్రువన్న అబ్రువన్న పూతౌ వై వా అపూతావ్రువన్న అబ్రువన్న పూతౌ వై అపూతౌ వై వా అపూతావ పూతౌ వా ఇమా విమౌ వా అపూతావ పూతౌ వా ఇమౌ మా ఇమా విమౌ వై వా ఇమౌ మనుష్యతరౌ మనుష్యచరా విమౌ వై వా ఇమౌ మనుష్యతరౌ ఇమౌ మనుష్యతరౌ మనుష్యచరా విమా విమౌ మనుష్యతరౌ ఘటలో ఘటలో మనుష్యచరా విమా విమౌ మనుష్యతరౌ ఘటలో మనుష్యచరౌ ఘటలో ఘటలో మనుష్యచరౌ మనుష్యచరౌ ఘటజావితి ఘటలో మనుష్యచరౌ మనుష్యచరౌ ఘటజావితి మనుష్యచరావితి మనుష్యచరౌ ఘటజావితి ఘటలో ఘటజావితి తస్మాత్ ఘటలో ఘటజావితి తస్మాత్ తస్మాత్తస్మాద్బ్రాహ్మణేన భేషజం భేషజం బ్రాహ్మణేన తస్మాత్తస్మాద్బ్రాహ్మణేన భేషజం బ్రాహ్మణేన భేషజం భేషజం బ్రాహ్మణేన బ్రాహ్మణేన భేషజన్న భేషజం బ్రాహ్మణేన బ్రాహ్మణేన భేషజన్న భేషదన్న భేషదం భేషదన్న కార్యం కార్యన్న భేషదం భేషదన్న కార్యం న కార్యం కార్యన్న కార్యమభూతో భూత కార్యన్న కార్యమభూత కార్యమభూతో భూత కార్యం కార్యమభూతో హిభూత కార్యం కార్యమభూతో హి అభూతో హిభూతో భూతో హ్యేషేష్య భూతో భూతో హ్యేషేషేష్యేషోమేధ్యోమేధ్యేషిష్యేషోమేధ్య ఏషో మేధ్యో మేధ్యేష దేశో మేధ్యో యోయో మేధ్యేషో మేధ్యోయ అమేధ్యో యోయో మేధ్యో మేధ్యో యో భిషక్ భిషద్యో మేధ్యో మేధ్యో యో భిషకు యో భిషక్ భిషద్యో యో భిషక్తౌతో భిషద్యో యో భిషక్తౌ భిషక్తౌతో భిషక్ భిషక్తౌ బహిష్ప్రవమానేన బహిష్ప్రవమానేన తౌ భిషక్ భిషక్తౌ బహిష్ప్రవమానేన తౌ బహిష్ప్రవమానేన బహిష్ప్రవమానేన తౌతో బహిష్ప్రవమానేన పవయిత్వా పవయిత్వా బహిష్ప్రవమానేన తౌతో బహిష్ప్రవమానేన పవయిత్వా బహిష్ప్రవమానేన పవయిత్వా పవయిత్వా బహిష్ప్రవమానేన బహిష్ప్రవమానేన పవయిత్వా తాభ్యాం తాభ్యాం పవయిత్వా బహిష్ప్రవమానేన బహిష్ప్రవమానేన పవయిత్వా తాభ్యాం బహిష్ప్రవమానేనేతి బహిః ప్రవమానేన పవయిత్వాభ్యాం తాభ్యాం పవయిత్వా పవయిత్వా తాభ్యామేతమేతం తాభ్యాం పవయిత్వా పవయిత్వా తాభ్యామేతం తాభ్యామేతమేతం తాభ్యాం తాభ్యామేతమాశ్వినమాశ్వినమేతం తాభ్యాం తాభ్యామేతమాశ్వినం ఏతమాశ్వినమాశ్వినమేతమేతమాశ్వినమ గృహన్న గృహన్నాశ్వినమేతమేతమాశ్వినమ గృహన్న ఆశ్వినమ గృహన్న గృహన్నాశ్వినమాశ్వినమ గృహన్ తస్మాత్తస్మాద్ గృహన్నాశ్వినమాశ్వినమ గృహన్ తస్మాత్ అగృహన్ తస్మాత్తస్మాద్ గృహన్న గృహన్ తస్మాత్ బహిష్పవమానే బహిష్పవమానే తస్మాద్ గృహన్న గృహన్ తస్మాత్ బహిష్పవమానే భేషజం కుర్యాద్ యావత్ యావత్ కుర్యాద్ భేషజం కుర్యాద్ యావత్

ఇది ప్రాణా ప్రాణవై వై ప్రాణా ప్రాణవా ఏతే వై ప్రాణా ప్రాణవా ఏతే ప్రాణా ఇది ప్రాణా వా ఏతే వై వా ఏతే యజ్ఞేతే వై వా ఏతే యత్ ఏదేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్యేవ్యాయ్య ఇడాయ్యదిడామిడాయ్యదిడామిడాయ్యదిడామిడాయ్యదిడాం పూర్వాం పూర్వామిడాయ్యదిడాం పూర్వాం ఇడాం పూర్వాం పూర్వామిడామిడాం పూర్వాన్ విదేవచ్చేభ్యోదిదేవచ్చేభ్య పూర్వామిడామిడాం పూర్వాన్ విదేవచ్చేభ్య పూర్వాన్ విదేవచ్చేభ్యోదిదేవచ్చేభ్య పూర్వాం పూర్వాన్ విదేవచ్చేభ్య ఉపస్మయేతోపస్మయేతద్విదేవచ్చేభ్య పూర్వాం పూర్వాన్ విదేవచ్చేభ్య ఉపస్మయేత విదేవచ్చేభ్య ఉపస్మయేతోపస్మయేతద్విదేవచ్చేభ్యోద్విదేవచ్చేభ్య ఉపస్మయేత పశుభిర్వప్పయేత పశుభి ప్రాణాన్ ప్రాణాన్ పశుభిర్వప్పయేతోపస్మయేత పశుభి ప్రాణాన్ ఉపస్మయేతేత్యుపాహ్వయేత పశుభిప్రాణాన్ ప్రాణాన్ పశుభిప్రాణానంతరంత ప్రాణాన్ పశుభిప్రాణానంత పశుభిరితి పశుభి ప్రాణానందరంత ప్రాణాన్ ప్రాణానంతర్దేతేతాంత ప్రాణాన్ ప్రాణానంతర్దేత ప్రాణానితి ప్రాణాన్ అంతర్దేతేతాంతరంతర్దేత ప్రమాయుక ప్రమాయుకోదేతాంతరంతర్దేత ప్రమాయుక అధేత ప్రమాయుక ప్రమాయుకోదేతేత ప్రమాయుక స్యాత్ స్యాత్ ప్రమాయుకోదేతేత ప్రమాయుక స్యాత్ ప్రమాయుక స్యాత్ స్యాత్ ప్రమాయుక ప్రమాయుక స్యాద్విదేవత్యాన్ విదేవత్యాన్ స్యాత్ ప్రమాయుక ప్రమాయుక స్యాద్విదేవత్యాన్ ప్రమాయుక ఇది ప్రామాయుక స్యాద్విదేవత్యాన్ విదేవత్యాన్ స్యాత్ స్యాద్విదేవత్యాన్ భక్షయుక్తా భక్షయుక్తాద్విదేవత్యాన్ స్యాత్ స్యాద్విదేవత్యాన్ భక్షయుక్తా విదేవత్యాన్ భక్షయుక్తా భక్షయుక్తాద్విదేవత్యాన్ విదేవత్యాన్ భక్షయుక్తేడామిడాం భక్షయుక్తాద్విదేవత్యాన్ విదేవత్యాన్ భక్షయుక్తేడాం విదేవత్యానిది ద్విదేవత్యాన్ భక్షయుక్తేడామిడాం భక్షయుక్తా భక్షయుక్తేడాముపోపేడాం భక్షయుక్తా భక్షయుక్తేడాముప పీడాముపోపేడామిడాముపస్వయతే స్వయత ఉపేడామిడాముపస్వయతే ఉపస్వయతే స్వయత ఉపోపస్వయతే ప్రాణాన్ ప్రాణాన్ స్వయత ఉపోపస్వయతే ప్రాణాన్ స్వయతే ప్రాణాన్ ప్రాణాన్ స్వయతే ప్రాణానేవ ప్రాణాన్ స్వయతే ప్రాణానేవ ప్రాణానేవ ప్రాణాన్ ప్రాణానేవాత్మన్ ఆత్మన్నేవ ప్రాణాన్ ప్రాణానేవాత్మన్ ప్రాణానిది ప్రాణాన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్నిత్వాత్మన్నేవైవాత్మన్ ధిత్వా ఆత్మన్ ధిత్వాత్మన్నాత్మన్ ధిత్వా పశువన్ పశువన్ ధిత్వాత్మన్నాత్మన్ ధిత్వా పశువన్ ధిత్వా పశువన్ పశువన్ ధిత్వా పశువునుపోప పశువన్ ధిత్వా పశువునుప పశువునుపోప పశువన్ పశువునుపస్వయతే స్వయత ఉప పశువన్ పశువునుపస్వయతే ఉపస్వయతే స్వయత ఉపోపస్వయతే వాక్ వాక్ స్వయత ఉపోపస్వయతే వాక్ స్వయతే వాక్ వాక్ స్వయతే స్వయతే వాక్ వై వై వాక్ స్వయతే స్వయతే వాక్ వై వాగ్వై వై వాగ్వాగ్వా ఐ ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో వై వాగ్వాగ్వా ఐ ఇంద్రవాయవ వా ఐ ఇంద్రవాయవ ఐ ఇంద్రవాయవో వై వా ఐ ఇంద్రవాయవ శక్షరైంద్రవాయవో వై వా ఐ ఇంద్రవాయవ శక్షు ఐంద్రవాయవ శక్షరైంద్రవాయవ ఐ ఇంద్రవాయవ శక్షర్మైత్రావరుణో మై ఈత్రావరుణశక్షరైంద్రవాయవ ఐ ఇంద్రవాయవ శక్షర్మైత్రావరుణ ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ చక్షుర్మైత్రావరుణో మయీత్రావరుణశక్షుర్మైత్రావరుణశ్రోత్రం శ్రోత్రం మైత్రావరుణశక్షుర్మైత్రావరుణశ్రోత్రం మైత్రావరణశ్రోత్రశ్రోత్రం మైత్రావరణో మయీత్రావరణశ్రోత్రమాశ్విన ఆశ్వినశ్రోత్రం మైత్రావరణో మయీత్రావరణశ్రోత్రమాశ్విన మైత్రావరుణ ఇది మైత్రావరుణ శ్రోత్రమాశ్విన ఆశ్వినశ్రోత్రశ్రోత్రమాశ్విన పురస్తాశ్వినశ్రోత్రశ్రోత్రమాశ్వినం పురస్తాశ్విన పురస్తాశ్విన ఆశ్విన పురస్తాదైంద్రవాయవమైంద్రవాయవం పురస్తాశ్విన ఆశ్విన పురస్తాదైంద్రవాయవం పురస్తాదైంద్రవాయవమైంద్రవాయవం పురస్తాదైంద్రవాయవం భక్షేది భక్షేత్రైంద్రవాయవం పురస్తాదైంద్రవాయవం భక్షేది ఐంద్రవాయవం భక్షయతి భక్షయత్యైంద్రవాయవమయీంద్రవాయవం భక్షయతి తస్మాద్భక్షయత్యైంద్రవాయవమయీంద్రవాయవం భక్షయతి తస్మాద్ ఐంద్రవాయవమిత్యైంద్రవాయవం భక్షయతి తస్మాద్భక్షయతి భక్షయతి తస్మాత్ పురస్తాత్ తస్మాద్భక్షయతి భక్షయతి తస్మాత్ పురస్తాద్ తస్మాత్ పురస్తాత్ తస్మాత్ పురస్తాద్వాచా వాచా పురస్తాత్ తస్మాత్ పురస్తాద్వాచా వదతి వదతి వాచా పురస్తాత్ పురస్తాద్వాచా వదతి వదతి వాచా వాచా వదతి పురస్తాత్ పురస్తాద్వాచా వదతి పురస్తాద్ వదతి పురస్తాత్ పురస్తాద్వదతి వదతి పురస్తాన్మైత్రావరుణం మయీత్రావరుణం పురస్తాద్వదతి వదతి పురస్తాన్మైత్రావరుణం పురస్తాన్మైత్రావరుణం మయీత్రావరుణం పురస్తాత్పురస్తాన్మైత్రావరుణం తస్మాత్తస్మాన్మైత్రావరుణం పురస్తాత్పురస్తాన్మైత్రావరుణం తస్మాద్ మైత్రావరణం తస్మాత్తస్మాన్మైత్రావరణం మయీత్రావరణం తస్మాత్పురస్తాత్పురస్తాత్తస్మాన్మైత్రావరణం మయీత్రావరణం తస్మాత్పురస్తాద్ మైత్రావరుణమిది మైత్రావరుణం తస్మాత్పురస్తాత్పురస్తాత్తస్మాత్తస్మాత్పురస్తాచక్షుషా పరిహారమాశ్వినమాశ్వినం పరిహారం పరిహారమాశ్వినం తస్మాత్తస్మాదాశ్వినం పరిహారమాశ్వినం తస్మాద్ పరిహారమితి పరిహారం ఆశ్వినం తస్మాత్తస్మాదాశ్వినమాశ్వినం తస్మాత్ సర్వదః సర్వదః తస్మాదాశ్వినమాశ్వినం తస్మాత్ సర్వదః సర్వదః తస్మాదాశ్వినమాశ్వినం తస్మాత్ సర్వదః శ్రోత్రేణ తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మాదరిక్తస్మ రిక్తాంతరతో బృహస్పతిర్దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం పురోహిత పురోహితో దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం పురోహిత దేవానాం పురోహిత పురోహితో దేవానాం దేవానాం పురోహిత ఆసీదాసీ పురోహితో దేవానాం దేవానాం పురోహిత ఆసీత్ పురోహిత ఆసీదాసీ పురోహిత ఆసీక్షందామర్కోషందామర్కావాసీ బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో సురాణాకోషందామర్కోషందామర్కావసురాణాం బ్రహ్మణ్వంత షండామర్కాది షండామర్కౌ అసురాణాం బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో సురాణామసురాణాం బ్రహ్మణ్వంతో దేవాదేవా బ్రహ్మణ్వంతో సురాణామసురాణాం బ్రహ్మణ్వంతో దేవా బ్రహ్మణ్వంతో దేవాదేవా బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో దేవా ఆసన్నాసం దేవా బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో దేవా ఆసన్ను బ్రహ్మణ్వంత ఇది బ్రహ్మణ్వంత దేవా ఆసన్నాసం దేవా దేవా ఆసన్ బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంత ఆసన్ దేవా దేవా ఆసన్ బ్రహ్మణ్వంత ఆసన్ బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంత ఆసన్నాసం బ్రహ్మణ్వంతో సురా అసురా బ్రహ్మణ్వంత ఆసన్నాసం బ్రహ్మణ్వంతో సురా బ్రహ్మణ్వంతో సురా అసురా బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో సురాస్తే రేసురా బ్రహ్మణ్వంతో బ్రహ్మణ్వంతో సురాస్తే బ్రహ్మణ్వంత ఇది బ్రహ్మణ్వంత అసురాస్తే రేసురా అసురాస్తేన్యోన్యస్తే సురా అసురాస్తేన్యోన్యస్తే దేన్యోన్యమన్యమన్యస్తే దేన్యోన్యం అన్యన్నమన్యమన్యోన్యోన్యన్న అన్యన్నమన్యమన్యోన్యోన్యన్న అన్యన్నమన్యమన్యన్నాశక్నువన్న శక్నువన్న అన్యమన్యన్నాశక్నువన్న నాశక్నువన్న శక్నువన్న నాశక్నువన్న అభిభవితం అభిభవితం అభిభవితం అభిభవితం అభిభవితం అభిభవితం తే అభిభవితమభిభవితం తే దేవా దేవాస్తే విభవితమభిభవితం తే దేవా అభిభవితమిత్యభిభవితం తే దేవా దేవాస్తే దేవాశ్రం దామర్కోశం దామర్కో దేవాస్తే దేవాశ్రం దామర్కో దేవాశ్రం దామర్కోశం దామర్కో దేవా దేవాశ్రం దామర్కావుప షండామర్కావుపోపషండామర్కోషండామర్కావుపామంత్రయంతామంత్రయంతోపషండామర్కోషండామర్కావుపామంత్రయంతషండామర్కావిషండామర్కౌ ఉపామంత్రయంతామంత్రయంతోపోపామంత్రయంతతౌ తావమంత్రయంతోపోపామంత్రయంతతౌ అమంత్రయంతతౌ తావమంత్రయంతామంత్రయంతతావబ్రూతామబ్రూతాం తావమంత్రయంతామంత్రయంతతావబ్రూతాం తావ్రూతామబ్రూతాంతౌ తావ్రూతాం వరం వరమబ్రూతాంతౌ తావ్రూతాం వరం అబ్రూతాం వరం వరమబ్రూతాం అబ్రూతాం వరం వృణావహై వృణావహై వరమబ్రూతాం అబ్రూతాం వరం వృణావహై వరం వృణావహై వరం వరం వృణావహై గ్రహౌ గ్రహౌ వృణావహై వరం వరం వృణావహై గ్రహౌ గ్రహౌ వృణావహై వరం వరం వృణావహై గ్రహా వేవైవ గ్రహౌ వృణావహై వరం వరం వృణావహై గ్రహా వేవ అవగన్ అవగన్ దేవాస్తవస్తో దేవా అభవన్ దేవా అభవన్ అభవన్ దేవా దేవా అభవంతర పరా భవన్ దేవా దేవా అభవంతరా అభవన్ పరా పరా భవన్ అభవన్ పరాసురా అసురాస్తరా భవన్ అభవన్ పరాసురా పరాసురా అసురాః పరా పరాసురాయస్యాసురాః పరా పరాసురాయస్య అసురాయస్యాసురా అసురాయస్యైవమేవయ్యస్యాసురా అసురాయస్యైవం యస్యైవమేవయ్యస్యైవం విదుష విదుష ఏవయ్యస్యైవం విదుష ఏం విదుష విదుష ఏమేం విదుష శుక్రామంజనౌ శుక్రామంజనౌ విదుష ఏమేం విదుష శుక్రామంజనౌ విదుష శుక్రామంజనౌ శుక్రామంజనౌ విదుషో విదుష శుక్రామంజనౌ దృశ్యేతే దృశ్యేతే శుక్రామంజనౌ విదుషో విదుష శుక్రామంజనౌ దృశ్యేతే శుక్రామంజనౌ దృశ్యేతే దృశ్యేతే శుక్రామంజనౌ శుక్రామంజనౌ దృశ్యేతే భవతి భవతి దృశ్యేతే శుక్రామంజనౌ శుక్రామంజనౌ దృశ్యేతే భవతి శుక్రామంజనా విదు శుక్రామంజనౌ గృహ్యేతే భవతి భవతి గృహ్యేతే గృహ్యేతే భవత్యాత్మనాత్మనా భవతి గృహ్యేతే గృహ్యేతే భవత్యాత్మనా గృహ్యేతే ఇది గృహ్యేతే భవత్యాత్మనాత్మనా భవతి భవత్యాత్మనా పరా పరాత్మనా భవతి భవత్యాత్మనా పరా ఆత్మనా పరా పరాత్మనాత్మనా పరా స్యాస్య పరాత్మనాత్మనా పరా స్య పరాస్య పరా పరాస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్య పరా పరాస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భ్రాతృవ్యో స్యాస్య భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో స్యాస్య భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి తౌ తౌ భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి తౌ భవతి తౌ తౌ భవతి భవతి తౌ దేవా దేవాస్తౌ భవతి భవతి తౌ దేవా తౌ దేవా దేవాస్తౌ తౌ దేవా అపనుజ్య అపనుజ్య దేవాస్తౌ తౌ దేవా అపనుజ్య దేవా అపనుజ్యాపనుజ్య దేవా దేవా అపనుజ్యాత్మన ఆత్మనే పనుజ్య దేవా దేవా అపనుజ్యాత్మనే అపనుజ్యాత్మన ఆత్మనే పనుజ్యాపనుజ్యాత్మన ఇంద్రాయేంద్రాయాత్మనే పనుజ్యాపనుజ్యాత్మన ఇంద్రాయ అపనుజ్యేత్యపానుజ్య ఆత్మన ఇంద్రాయేంద్రాయాత్మన ఆత్మన ఇంద్రాయాజుహవరజుహవరింద్రాయాత్మన ఆత్మన ఇంద్రాయాజుహవు ఇంద్రాయాజుహవరజుహవరింద్రాయేంద్రాయాజుహవరమనుత్తావమనుత్తావజుహవరింద్రాయేంద్రాయాజుహవరమనుత్తౌ అజుహవరమనుత్తావజుహవరజుహవరజుహవరమనుత్తౌ షండామర్కౌషండామర్కావమనుత్తావజుహవరజుహవరమనుత్తౌ షండామర్కౌ అమనుత్తౌ షండామర్కౌషండామర్కావమనుత్తావమనుత్తౌ షండామర్కౌ సహసా షండామర్కావమనుత్తావమనుత్తౌ షండామర్కౌ సహ అమనుత్తావిత్యపానుత్తౌ షండామర్కౌ సహసా షండామర్కౌ షండామర్కౌ సహామునామునా సహ షండామర్కౌ షండామర్కౌ సహామునా షండామర్కావిషండామర్కౌ సహామునామునా సహ సహామునేతీత్యమునా సహ సహామునేతి అమునేతీత్యమునామునేది బ్రూయాద్ బ్రూయాదిత్యమునామునేది బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాదితేది బ్రూయాద్యం బ్రూయాదితేది బ్రూయాద్యం బ్రూయాద్యం బ్రూయాద్ బ్రూయాద్యం విశ్యాద్ విశ్యాద్యం బ్రూయాద్ బ్రూయాద్యం విశ్యాద్ యన్ విశ్యాద్ విశ్యాద్యం విశ్యాద్యం విశ్యాద్యం విశ్యాద్యం విశ్యాద్యం విశ్యాద్ విశ్యాద్యమేవం విశ్యాద్ విశ్యాద్యమేవమేవ ద్వేష్టి ద్వేష్ట్యవయమేవ ద్వేష్టి ఏవేష్టి ద్వేష్ట్యవ ద్వేష్టి తేన తేన ద్వేష్ట్యవ ద్వేష్టి తేన ద్వేష్టి తేన తేన ద్వేష్టి ద్వేష్టి తేనైనావేనౌ తేన ద్వేష్టి ద్వేష్టి తేనైనౌ తేనైనావేనౌ తేన తేనైనౌ సహ సహైనౌ తేన తేనైనౌ సహ ఏనౌ సహ సహైనా వేనౌ సహాపాప సహైనా వేనౌ సహాప సహాపాప సహ సహాప నుదతే నుదతేప సహ సహాప నుదతే అపనుదతే నుదతే పాప నుదతే ససనుదతే పాప నుదతే సహ నుదతే ససనుదతే నుదతే సప్రథమ ప్రథమ సనుదతే నుదతే సప్రథమ సప్రథమ ప్రథమ సప్రథమ సంగృతి సంగృతి ప్రథమ సప్రథమ సంగృతి ప్రథమ సంగృతి సంగృతి ప్రథమ ప్రథమ సంగృతిర్విశ్వకర్మా విశ్వకర్మా సంగృతి ప్రథమ ప్రథమ సంగృతిర్విశ్వకర్మా సంగృతిర్విశ్వకర్మా విశ్వకర్మా సంగృతి సంగృతిర్విశ్వకర్మేతి విశ్వకర్మా సంగృతి సంగృతిర్విశ్వకర్మేతి విశ్వకర్మేతి విశ్వకర్మా విశ్వకర్మేత్యేవైవేతి విశ్వకర్మా విశ్వకర్మేత్యేవ విశ్వకర్మేతి విశ్వకర్మ ేతిైనా వేనా వేవేతిత్మన ఆత్మన ఏనా వేవైనా వాత్మనే ఏనా వాత్మన ఆత్మన ఏనా వేనా వాత్మన ఇంద్రాయేంద్రాయాత్మన ఏనా వేనా వాత్మన ఇంద్రాయ ఆత్మన ఇంద్రాయేంద్రాయాత్మన ఆత్మన ఇంద్రాయాజుభవరజుభవరింద్రాయాత్మన ఆత్మన ఇంద్రాయాజుభవు ఇంద్రాయాజుహవరజుహవరింద్రాయేంద్రాయాజుహవరింద్ర ఇంద్రోజుహవరింద్రాయేంద్రాయాజుహవరింద్ర అజుహవరింద్ర ఇంద్రో జుహవరజుహవరింద్రోహీంద్రో జుహవరజుహవరింద్రోహి ఇంద్రోహీంద్ర ఇంద్రోహ్యేతాన్యేతానిహీంద్ర ఇంద్రోహ్యేతాని చేతాన్యేతాని హిత్యేతాని రూపాన్ని రూపాన్యేతాని హిత్యేతాని రూపాన్ని ఏతాని రూపాన్ని రూపాన్యేతాన్యేతాని రూపాన్ని కరిక్రత్ కరిక్రత్ రూపాన్యేతాన్యేతాని రూపాన్ని కరిక్రత్ రూపాన్ని కరిక్రత్ కరిక్రత్ రూపాన్ని రూపాన్ని కరిక్రదశరదశరత్ కరిక్రత్ రూపాన్ని రూపాన్ని కరిక్రదశరత్ కరిక్రదశరదశరత్ కరిక్రత్ కరిక్రదశరదసావసావచరత్ కరిక్రత్ కరిక్రదశరదసౌ అచరదసావసావచరదశరదసౌ వైవ అసావచరదశరదసౌ వై అసౌ వైవ అసావసౌ వా ఆదిత్య ఆదిత్యో వా అసావసౌ వా ఆదిత్య వా ఆదిత్య ఆదిత్యో వైవ ఆదిత్యశుక్ర శుక్ర ఆదిత్యో వైవ ఆదిత్యశుక్ర ఆదిత్యశుక్రశుక్ర ఆదిత్య ఆదిత్యశుక్రశ్చంద్రమాశ్చంద్రమాశుక్ర ఆదిత్య ఆదిత్యశుక్రశ్చంద్రమాశుక్రశ్చంద్రమాశుక్రశుక్రశ్చంద్రమా మంధీ మంధీ చంద్రమాశుక్రశుక్రశ్చంద్రమా మంధీ చంద్రమా మంధీ మంధీ చంద్రమాశ్చంద్రమా మంధ్య విగృహ్య విగృహ్య మంధీ చంద్రమాశ్చంద్రమా మంధ్య విగృహ్య మంచ విగృహ్య విగృహ్య మంధీ మంచ విగృహ్య ప్రాంచౌ ప్రాంచా విగృహ్య మంధీ మంచ విగృహ్య ప్రాంచౌ అవిగృహ్య ప్రాంచౌ ప్రాంచావిగృహ్యాగృహ్య ప్రాంచౌ నిర్నిష్ప్రాంచావిగృహ్యాగృహ్య ప్రాంచౌని అవిగృహ్యేత్యభిగృహ్య ప్రాంచౌ నిర్నిష్ప్రాంచౌ ప్రాంచౌ నిష్క్రామతః క్రామతో నిష్క్రాంచౌ ప్రాంచౌ నిష్క్రామతః నిష్క్రామతః క్రామతో నిర్నిష్క్రామతస్తస్మాత్తస్మాత్ క్రామతో నిర్నిష్క్రామతస్తస్మాత్ క్రామతస్తస్మాత్తస్మాత్ క్రామతస్తస్మాత్ ప్రాంచౌ ప్రాంచౌ తస్మాత్ తస్మాత్ ప్రాంచౌ ఎంతో ఎంతో ప్రాంచౌ తస్మాత్ తస్మాత్ ప్రాంచౌ ఎంతో ప్రాంచౌ ఎంతో ఎంతో ప్రాంచౌ ప్రాంచౌ ఎంతో నమయంతో ప్రాంచౌ ప్రాంచౌ ఎంతో న ఎంతో నమయంతో ఎంతో నపశ్యంతి పశ్యంతి నయంతో ఎంతో నపశ్యంతి నవశ్యంతి పశ్యంతి నవశ్యంతి ప్రత్యంచౌ ప్రత్యంచౌ పశ్యంతి నవశ్యంతి ప్రత్యంచౌ పశ్యంతి ప్రత్యంచౌ ప్రత్యంచౌ పశ్యంతి పశ్యంతి ప్రత్యంచా వావృత్యావృత్య ప్రత్యంచౌ పశ్యంతి పశ్యంతి ప్రత్యంచా వావృత్య ప్రత్యంచా వావృత్యావృత్య ప్రత్యంచౌ ప్రత్యంచా వావృత్య జుహతో జుహత ఆవృత్య ప్రత్యంచౌ ప్రత్యంచా వావృత్య జుహత ఆవృత్య జుహతో జుహత ఆవృత్యావృత్య జుహతస్తస్మాత్ తస్మాజ్జుహత ఆవృత్యావృత్య జుహతస్తస్మాత్ ఆవృత్యేత్యావృత్య జుహతస్తస్మాత్ తస్మాజ్జుహతో జుహతస్తస్మాత్ ప్రత్యంచౌ ప్రత్యంచౌ తస్మాజ్జుహతో జుహతస్తస్మాత్ ప్రత్యంచౌ తస్మాత్ ప్రత్యంచౌ ప్రత్యంచౌ తస్మాత్ తస్మాత్ ప్రత్యంచౌ ఎంతౌ ఎంతౌ ప్రత్యంచౌ తస్మాత్ తస్మాత్ ప్రత్యంచౌ ఎంతౌ ప్రత్యంచౌ ఎంతో ఎంతౌ ప్రత్యంచౌ ప్రత్యంచౌ ఎంతో పశ్యంతి పశ్యంతి ఎంతౌ ప్రత్యంచౌ ప్రత్యంచౌ ఎంతో పశ్యంతి ఎంతో పశ్యంతి పశ్యంతి ఎంతౌ ఎంతో పశ్యంతి చక్షుషి చక్షుషి పశ్యంతి ఎంతో ఎంతో పశ్యంతి చక్షుషి పశ్యంతి చక్షుషి చక్షుషి పశ్యంతి పశ్యంతి చక్షుషి వై వై చక్షుషి పశ్యంతి పశ్యంతి చక్షుషి వై చక్షుషి వై వై చక్షుషి చక్షుషి వా ఏతే వై చక్షుషి చక్షుషి వా ఏతే చక్షుషి ఇది చక్షుషి ఏతే వైవ ఏతే యజ్ఞైతే వైవ ఏతే యజ్ఞే యజ్ఞైతే ఏతే యజ్ఞైతే ఏతే యజ్ఞక్రామంజనౌ శుక్రామంజనౌ యజ్ఞక్రామంజనౌ యక్రామంజనౌ శుక్రామంజనౌ యక్రామంజనౌ నాసికా నాసికా శుక్రామంజనౌ యక్రామంజనౌ నాసికా శుక్రామంజనౌ నాసికా నాసికా శుక్రామంజనౌ శుక్రామంజనౌ నాసికోత్తర వేదరుత్తర వేదన్నాసికా శుక్రామంజనౌ శుక్రామంజనౌ నాసికోత్తర వేది శుక్రామంజనాశుక్రామంజనౌ నాసికోత్తర వేదరుత్తర వేదర్నాసికా నాసికోత్తర వేదరవిదోవిధ ఉత్తర వేదర్నాసికా నాసికోత్తర వేదరవిద ఉత్తర వేదరవిదోవిధ ఉత్తర వేదరుత్తర వేదరవిద పరిక్రమ్య పరిక్రమ్యావిద ఉత్తర వేదరుత్తర వేదరవిద పరిక్రమ్య ఉత్తర వేదరిత్యుత్తరా వేది అభిద పరిక్రమ్య పరిక్రమ్యాభిదోభిద పరిక్రమ్య జుహతో జుహత పరిక్రమ్యాభిదోభిద పరిక్రమ్య జుహత పరిక్రమ్య జుహతో జుహత పరిక్రమ్య పరిక్రమ్య జుహతస్తస్మాత్ తస్మాజ్జుహత పరిక్రమ్య పరిక్రమ్య జుహతస్తస్మాత్ పరిక్రమ్యేతి పరిక్రమ్య జుహతస్తస్మాత్ తస్మాజ్జుహతో జుహతస్తస్మాజ్జుహతో జుహతస్తస్మాద తస్మాదవితో నాసికాన్నాసికామవితస్తస్మాత్తస్మాదవితో నాసికా అవితో నాసికాన్నాసికామవితోవితో నాసికాన్ చక్షుషి చక్షుషి నాసికామవితోవితో నాసికాన్ చక్షుషి నాసికాన్ చక్షుషి చక్షుషి నాసికాన్నాసికాన్ చక్షుషి తస్మాత్తస్మాత్ చక్షుషి నాసికాన్నాసికాన్ చక్షుషి తస్మాత్ చక్షుషే తస్మాత్తస్మాచ్చుషే చక్షుషే తస్మాన్నాసికయా నాసికయా తస్మాచ్చుషే చక్షుషే తస్మాన్నాసికయా చక్షుషే ఇది చక్షుషే తస్మాన్నాసికయా నాసికయా తస్మాత్తస్మాన్నాసికయా చక్షుషే చక్షుషే నాసికయా తస్మాత్తస్మాన్నాసికయా చక్షుషే నాసికయా చక్షుషే చక్షుషే నాసికయా నాసికయా చక్షుషే విధృతే విధృతే చక్షుషే నాసికయా నాసికయా చక్షుషే విధృతే చక్షుషి విధృతే విధృతే చక్షుషి చక్షుషి విధృతే సర్వత సర్వతో విధృతే చక్షుషి చక్షుషి విధృతే సర్వత చక్షుషి ఇది చక్షుషి విధృతే సర్వత సర్వతో విధృతే విధృతే సర్వత పరి పరి సర్వతో విధృతే విధృతే సర్వత పరి విధృతే సర్వత పరి పరి సర్వత సర్వత పరిక్రామద క్రామద పరి సర్వత సర్వత పరిక్రామద పరిక్రామద క్రామద పరి పరిక్రామతో రక్షసా గో రక్షసాం క్రామద పరి పరిక్రామతో రక్షసాం క్రామతో రక్షసా గోరక్షసాం క్రామత క్రామతో రక్షసామపహత్యాపహత్యే రక్షసాం క్రామత క్రామతో రక్షసామపహత్యే రక్షసామపహత్యాపహత్యే రక్షసా గోరక్షసామపహత్యే దేవా దేవా అపహత్యే రక్షసా గోరక్షసామపహత్యే దేవా అపహత్యే దేవా దేవా అపహత్యాపహత్యే దేవా వై వై దేవా అపహత్యాపహత్యే దేవా వై అపహత్యా ఇత్యపాహత్యే దేవా వై వై దేవా దేవా వైయా వై దేవా దేవా వైయా వైయా వై వైయా ప్రాచే ప్రాచేర్యా వై వైయా ప్రాచీ యా ప్రాచే ప్రాచేర్యా ప్రాచీరాహుతే రాహుతే ప్రాచేర్యా ప్రాచీరాహుతీ ప్రాచీరాహుతే రాహుతే ప్రాచే ప్రాచీరాహుతే రజభవ రజభవరాహుతే ప్రాచే ప్రాచీరాహుతే రజభవ ఆహుతే రజభవ రజభవరాహుతే రాహుతే రజభవర్యే యజుభవరాహుతే రాహుతే రజభవర్యే ఆహుతేరిత్యాహుతే రజుహవర్యే యేజుహవ రజుహవర్యే పురస్తాత్ పురస్తాద్యేజుహవ రజుహవర్యే పురస్తాత్ ఏ పురస్తాత్ పురస్తాద్యే పురస్తాదసురా అసురా పురస్తాద్యే పురస్తాదసురా పురస్తాదసురా అసురా పురస్తాత్ పురస్తాదసురా ఆసన్నాసన్నసురా పురస్తాత్ పురస్తాదసురా ఆసన్న అసురా ఆసన్నాసన్నసురా అసురా ఆసంతాగుస్తానాసన్నసురా అసురా ఆసంతా ఆసన్నాసన్నసురాసన్నాసన్నసురాసన్న అసురా ఆసన్నాసన్నసురా అసురా ఆసంతాగుస్తానాసన్నసురా అసురా ఆసంతాన్ ఆసంతాగుస్తానాసన్నాసంతాగుస్తాభిస్తాభిస్తానాసన్నాసంతాగుస్తాభి అనుదంత ప్రాచే ప్రాచీరనుదంతానుదంత ప్రాచీరణ్యా అన్యా ప్రాచీరనుదంతానుదంత ప్రాచీరణ్యా ప్రాచీరణ్యా అన్యా ప్రాచే ప్రాచీరణ్యా ఆవతయ ఆవతయోన్యా ప్రాచే ప్రాచీరణ్యా ఆవతయ అన్యా ఆవతయ ఆవతయోన్యా అన్యా ఆవతయో హూయంతే హూయంత ఆవతయోన్యా అన్యా ఆవతయో హూయంతే ఆవతయో హూయంతే హూయంత ఆవతయ ఆవతయో హూయంతే ప్రత్యంచో హూయంత ఆహుతయ ఆహుతయో హూయంతే ప్రత్యంచో ఆహుతయ ఇత్యాహుతయ హూయంతే ప్రత్యంచో ప్రత్యంచో హూయంతే హూయంతే ప్రత్యంచో శుక్రామంజనో శుక్రామంజనో ప్రత్యంచో హూయంతే హూయంతే ప్రత్యంచో శుక్రామంజనో ప్రత్యంచో శుక్రామంజనో శుక్రామంజనో ప్రత్యంచో ప్రత్యంచో శుక్రామంజనో పశ్చాత్ పశ్చాత్ శుక్రామంజనో ప్రత్యంచో ప్రత్యంచో శుక్రామంజనో పశ్చాత్ శుక్రామంజనో పశ్చాత్ పశ్చాత్ శుక్రామంజనో శుక్రామంజనో పశ్చాత్ పశ్చాత్ శుక్రామంజనో శుక్రామంజనో పశ్చాత్ శుక్రామంజనావితి శుక్రామంజనో పశ్చాత్ పశ్చాత్ పశ్చాత్ పశ్చాత్ పశ్చాత్ పురస్తాయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమ ప్రభ్రాతృవ్యాన్ యజమానో యజమానో భ్రాతృవ్యాన్ ప్రభ్రాతృవ్యాన్ ప్రభ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే నదతే ప్రభ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే ప్రణుదతే నదతే ప్రణుదతే తస్మాత్తస్మాదతే ప్రణుదతే తస్మాత్ నృదతే తస్మాత్తస్మాదతే నృదతే తస్మాత్ పరాజీ మంత్రీ మంత్రిషోషా మంత్రిషోషా మంత్రీ మంత్రీ మంత్రిషోషేదీతి మంత్రిషోషా మంత్రీ మంత్రీ మంత్రిషోషేతి మంత్రిషోషేదీతి మంత్రిషోషా మంత్రిషోషేత్యాహేతు మంత్రిషోషా మంత్రిషోషేత్యాహ మంత్రిషోషేతి మంత్రీ శోషా ఇత్యాహేతీత్యాహైకా ఏతా ఆహేతీత్యాహైకా ఆహైతా ఏతా ఆహైతా వై ఏతా వై వా ఏతా వై సువీరా సువీరా వా ఏతా వై సువీరా వై సువీరా సువీరా వై వై సువీరాయా సువీరా వై వై సువీరాయా సువీరాయా సువీరా అత్రీరత్రేర్యా సువీరా సువీరాయా అత్రీ సువీరా ఇది సువీరా అత్రీరత్రేర్యా అత్రీరేతా ఏతా అత్రీర్యా అత్రీరేతా అత్రీరేతా ఏతా అత్రీరత్రీరేతా సుప్రజా సుప్రజా ఏతా అత్రీరత్రీరేతా సుప్రజా ఏతా సుప్రజా సుప్రజా ఏతా ఏతా సుప్రజా సుప్రజా ఏతా ఏతా సుప్రజా సుప్రజా సుప్రజా సుప్రజా ఆద్యా ఆద్యా సుప్రజా సుప్రజా ఆద్యా సుప్రజా ఇది సుప్రజా యా ఆద్యా ఆద్యా ఆద్యాయోయ ఆద్యాయ ఆద్యాయ ఆద్యాయోయ ఆద్యా ఆద్యాయ ఏమేవయ్య ఆద్యా ఆద్యాయ ఏమేవయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవేం వేదాత్రియత్రీ వేదైవేం వేదాత్రీ వేదాత్రియత్రీ వేద వేదాత్రియ సత్రీ వేద వేదాత్రియ అత్రియ సత్రియా అత్రియ ప్రజా ప్రజా సత్రియా అత్రియ ప్రజా అస్య ప్రజా ప్రజా సస్య ప్రజా జాయతే జాయతే ప్రజా సస్య ప్రజా జాయతే ప్రజా జాయతే జాయతే ప్రజా ప్రజా జాయతే నన జాయతే ప్రజా ప్రజా జాయతే న ప్రజేతి ప్రజా జాయతే నన జాయతే జాయతే నాద్యా ఆద్యా న జాయతే జాయతే నాద్యా ఆద్యా నాద్యా ప్రజాపతే ప్రజాపతే ఆద్యా నాద్యా ప్రజాపతే ఆద్యా ప్రజాపతే ప్రజాపతే రాజ్యా ఆద్యా ప్రజాపతే రక్షి ప్రజాపతే రాజ్యా ఆద్యా ప్రజాపతే రక్షి ప్రజాపతే రక్ష్యక్షి ప్రజాపతే ప్రజాపతే రక్ష్యశ్వయరక్ష్యక్షి ప్రజాపతే ప్రజాపతే రక్ష్యశ్వయర ప్రజాపతేరితి ప్రజాపతే అశ్వశ్వయరశ్వయదక్ష్యక్ష్యశ్వయత్తదశ్వయదక్ష్యక్ష్యశ్వయత్త అశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్వయత్తరాపరాదశ్వయదశ్ తదవిషత్ప్రావిషత్తద్ అవిషత్తత్తదవిషదవిషత్తద్వికంకతే వికంకతే తదవిషదవిషత్తద్వికంకతే తద్వికంకతే వికంకతే తత్తద్వికంకతేన వికంకతే తత్తద్వికంకతేన వికంకతేన వికంకతే వికంకతే నారమతారమతన వికంకతే వికంకతే నారమత వికంకటది నారమతారమతన నారమతదత్తదరమతన నారమతదత్ అరమత తత్తదరమతారమత సద్యవయ్యవం తదరమతారమత సద్యవం తద్యవయ్యవం తత్సవం ప్రయవం తత్తవ్యవం ప్రయవం ప్రయవయ్యవం ప్రావిషదవిషత్రయవయ్యవం ప్రావిషద్ ప్రావిషదవిషత్రప్రావిషత్తదవిషత్రప్రావిషత్తద్ అవిషత్తత్తదవిషదవిషత్తద్యవేయవేతదవిషదవిషత్తద్యవే తద్యవేయవేతత్తద్యవే రమతారమతయవేతత్తద్యవే రమత యవే రమతారమతయవేయవే రమతదత్తదరమతయవేయవే రమతదద్ అరమతత్తదరమకారమకరవ్యవస్యవస్యతదరమకారమతవ్యవస్యవత్వైకంకతం వైకంకతం యద్యవత్వం యవత్వం యద్వైకంకతం యవత్వమిది యవాత్వం యద్వైకంకతం వైకంకతం యద్యద్వైకంకతం మంత్రిపాత్రం మంత్రిపాత్రం వైకంకతం యద్యద్వైకంకతం మంత్రిపాత్రం వైకంకతం మంత్రిపాత్రం మంత్రిపాత్రం వైకంకతం వైకంకతం మంత్రిపాత్రం భవతి భవతి మంత్రిపాత్రం వైకంకతం వైకంకతం మంత్రిపాత్రం భవతి మంచిపాత్రం భవతి భవతి మంచిపాత్రం మంచిపాత్రం భవతి సక్తుభిక్తుభిర్భవతి మంచిపాత్రం మంచిపాత్రం భవతి సక్తుభిః మంచిపాత్రమితి మంచిపాత్రం భవతి సక్తుభిర్భవతి సక్తుభిశ్రేణాది శ్రేణాది సక్తుభిర్భవతి భవతి సక్తుభిశ్రేణాది సక్తుభిశ్రేణాది శ్రేణాది సక్తుభిశ్రేణాది ప్రజాపతే ప్రజాపతే శ్రేణాది సక్తుభిశ్రేణాది ప్రజాపతే సక్తుభేతి సక్తోభిః శ్రీనాది ప్రజాపతే ప్రజాపతే శ్రీనాది శ్రీనాది ప్రజాపతేరేవ ప్రజాపతే శ్రీనాది శ్రీనాది ప్రజాపతేరేవ ప్రజాపతేరేవ ప్రజాపతే ప్రజాపతేరేవ దత్తదేవ ప్రజాపతే ప్రజాపతేరేవ దత్ ప్రజాపతేరది ప్రజాపతే దత్తదేవ దక్షస్తదేవ దక్షు ప్రత్యక్షస్తక్షస్తత్యక్షస్తగూంధ్యక్షస్తత్యక్షస్తం శిక్షస్తగూంధ్యక్షస్తంభరతి భరతి సంచక్షస్తంభరతి సంభరతి భరతి సగం సంభరతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో భరతి సగం సంభరతి బ్రహ్మవాదిన భరతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో భరతి భరతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో భరతి భరతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ క్షత్రాత్ క్షత్రాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ క్షత్రాత్ కస్మాత్ క్షత్రాత్ క్షత్రాత్ కస్మాత్ కస్మాత్ క్షత్రాన్ మంచిపాత్రం మంచిపాత్రకం సత్యాత్ కస్మాత్ కస్మాత్ క్షత్రాన్ మంచిపాత్రం సత్యాన్ మంచిపాత్రం మంచిపాత్రకం సత్యాత్ సత్యాన్ మంచిపాత్రకం సదస్సదో మంచిపాత్రకం సత్యాత్ సత్యాన్ మంచిపాత్రకం సద మంచిపాత్రకోసరస్సుదో మంచిపాత్రం మంచిపాత్రకోసదో ననసుదో మంచిపాత్రం మంచిపాత్రకోసదోన మంచిపాత్రమితి మంచిపాత్రం సదో ననసదస్సుదో నాష్టుదేష్ణుదేన సదస్సుదో నాష్టుదే నాష్టుదేష్ణుదేన నాష్టుదైదీచ్యష్ణుదేన నాష్టుదైది అష్టువైదీచ్యష్ణుదేష్ణువైత్యాత్తపాత్రమాత్తపాత్రమిత్యష్ణుదేష్ణువైత్యాత్తపాత్రం ఆత్మపాత్రమిత్యాత్మపాత్రమిత్యాత్మపాత్రమిహ్యాత్మపాత్రమిహ్యాత్మపాత్రమిహ్యాత్మపాత్రమిహ్యాత్మపాత్రమిహ్యాత్మపాత్రమిత్యాత్మపాత్రం ఇతి ఇతి బ్రూయాద్ బ్రూయాదిభిః బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాదిభిః బ్రూయాద్యద్య ఆత్మపాత్రమిత్యాత్మపాత్రం ఇతి ఇతి బ్రూయాద్ బ్రూయాదిభిః బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయాద్ బ్రూయ దేవా దేవా ఆక్రయణాగ్రాన్ దేవా దేవా ఆక్రయణాగ్రాన్ గ్రహాన్ గ్రహాన్ ఆక్రయణాగ్రాన్ దేవా దేవా ఆక్రయణాగ్రాన్ గ్రహాన్ గ్రహాన్ ఆక్రయణాగ్రాన్ గ్రహాన్ ఆక్రయణాగ్రాంగ్రహాంగ్రహాగ్రయణాగ్రహాంగ్రహాన్వశ్యన్ ఏనకం సర్వాభ్య సర్వాభ్య ఏనమేనకం సర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాది సర్వాభ్య ఏనమేనకం సర్వాభ్యో గృహ్ణాది సర్వాభ్యో గృహ్ణాది గృహ్ణాది సర్వాభ్య సర్వాభ్యో గృహ్ణాత్యేష గృహ్ణాది సర్వాభ్య సర్వాభ్యో గృహ్ణాత్యేష గృహ్ణాత్యేష గృహ్ణాది గృహ్ణాత్యేష గృహ్ణాది గృహ్ణాత్యేషతే ఏషతేషతేషతేభ్యోనిర్విశ్వేభ్యోనిర్విశ్వేభ్యోనిష్టేభ్యోనిర్విశ్వేభ్యోనిష్టేభ్యోనిర్విశ్వేభ్యోనిర్విశ్వేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యే దత్వా దేవేభ్యో దేవేభ్యేభ్యోేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్య వైష్దేవో వైష్దేవ ఆహాహ వైష్దేవో హి వైష్దేవ ఆహాహ వైష్దేవో హి వైష్దేవో హి వైష్దేవో వైష్దేవో హి వైష్దేవ ఆగ్రేణత్వం తస్మాదాగ్రేణత్వమాగ్రేణత్వం తస్మాదాగ్రేణ ఆగ్రేణే తస్మాదాగ్రేణత్వమాగ్రేణత్వం తస్మాదాగ్రేణే ఆగ్రేణత్వమిత్యాగ్రేణత్వం తస్మాదాగ్రేణ ఆగ్రేణే తస్మాత్ తస్మాదాగ్రేణే వాగ్వాగాగ్రేణే తస్మాత్ తస్మాదాగ్రేణే వాగ్ ఆగ్రేణే వాగ్వాగాగ్రేణ ఆగ్రేణే వాగ్విరివాగాగ్రేణ ఆగ్రేణే వాగ్వి వాగ్విది వాగ్వాగ్విహృజ్యతే హృజ్యతే వివాగ్వాగ్విహృజ్యతే విహృజ్యతే హృజ్యతే విహృజ్యతే యజ్జత్సృజ్యతే వివిహృజ్యతే యత్ సృజ్యతే యజ్జత్సృజ్యతే సృజ్యతే యత్తోష్ఠీం తోష్ఠీం యత్సృజ్యతే సృజ్యతే యత్తోష్ఠీం యత్తోష్ఠీం తోష్ఠీం యజ్జత్తోష్ఠీం పూర్వే పూర్వే తోష్ఠీం యజ్జత్తోష్ఠీం పూర్వే తోష్ఠీం పూర్వే పూర్వే తోష్ఠీం తోష్ఠీం పూర్వే గ్రహగ్రహ పూర్వే తోష్ఠీం తోష్ఠీం పూర్వే గ్రహ పూర్వే గ్రహగ్రహ పూర్వే పూర్వే గ్రహ దృశ్యంతే దృశ్యంతే గ్రహ పూర్వే పూర్వే గ్రహ దృశ్యంతే గ్రహ దృశ్యంతే దృశ్యంతే గ్రహ గ్రహ దృశ్యంతే యథాయథా దృశ్యంతే గ్రహ గ్రహ దృశ్యంతే యథా దృశ్యంతే యథాయథా దృశ్యంతే దృశ్యంతే యథాక్షాయిక్షాయి యథా దృశ్యంతే దృశ్యంతే యథాక్షాయి యథాక్షాయిక్షాయిక్షాయిక్షాయి క్షారీయతి మే మహ్యతి క్షారీక్షారీయతి మే ఇయతి మే మహీయతీయతి మహాక ఆకో మహీయతీయతి మహాక మహాక ఆకో మే మహాక ఇయతీయత్యాకో మే మహాక ఇయతి ఆక ఇయతీయత్యాక ఆక ఇయతి కనే యత్యాక ఆక ఇయతి న ఇయతి ననే యతీయతి నాపాపనే యతీయతి నాప నాపాపననాపరాచ్యామి రాచ్యామ్యపదనాపరాచ్యామి అపరాచ్యామి రాచ్యామ్యపాపరాచ్యామీతి రాచ్యామ్యపాపరాచ్యామీతి రాచ్యామీతి రాచ్యామి రాచ్యామీత్యుపావసృజత్యుపావసృజతీతి రాచ్యామి రాచ్యామీత్యుపావసృజతీతిపావసృజత్యేవమేవముపావసృజతీతిపావసృజత్యేవమేవముపావసృజత్యుపావసృజత్యేవమేవైవైవముపావసృజత్యుపావసృజత్యేవమేవ ఏమేవైవమేవమేవతత్తదేవైవమేవమేవతదేవతత్తదేవైవతదధ్వర్యురధ్వర్యుస్తదేవైవతదధ్వర్యుః ఆగ్రేణం గృహీత్వా గృహీత్వాగ్రేణమాగ్రేణం గృహీత్వా యజ్ఞం యజ్ఞం గృహీత్వాగ్రేణమాగ్రేణం గృహీత్వాయజ్ఞం యజ్ఞం గృహీత్వా గృహీత్వాయజ్ఞమారభ్యారభ్యయజ్ఞం గృహీత్వాయజ్ఞమారభ్య యజ్ఞమారభ్యారభ్యయజ్ఞం యజ్ఞమారభ్య వాచం వాచమారభ్యయజ్ఞం యజ్ఞమారభ్య వాచం ఆరభ్యవాచం వాచమారభ్యారభ్య వాచం వివాచమారభ్యారభ్య వాచం వి ఆరభ్యేత్యారభ్య వాచం వివాచం వాచం విసృజతే సృజతే వివాచం వాచం విసృజతే విసృజతే సృజతే వివిసృజతే త్రిస్త్రిసృజతే వివిసృజతే త్రి సృజతే త్రిస్త్రిసృజతే సృజతే త్రిరుహిమోహిం త్రిసృజతే సృజతే త్రిరుహిం త్రిరుహిమోహిం త్రిస్త్రిరుహిం కరోతి కరోతి హిం త్రిస్త్రిరుహిం కరోతి హిం కరోతి కరోతి హిమోహిం కరోత్యుద్గాత్రోనుద్గాత్రోన్ కరోతి హిమోహిం కరోత్యుద్గాత్రోన్ కరోత్యుద్గాత్రోనుద్గాత్రోన్ కరోతి కరోత్యుద్గాత్రోనేవైవోద్గాత్రోన్ కరోతి కరోత్యుద్గాత్రోనేవ ఉద్గాత్రోనేవైవోద్గాత్రోనుద్గాత్రోనేవ తత్తదేవోద్గాత్రోనుద్గాత్రోనేవ ఉద్గాత్రోనిత్యుద్గాత్రోర్ తత్తదేవైవ తద్వృణీతే వృణీతే తదేవైవ తద్వృణీతే తద్వృణీతే వృణీతే తత్తద్వృణీతే ప్రజాపతిః ప్రజాపతిర్వృణీతే తత్తద్వృణీతే ప్రజాపతిః వృణీతే ప్రజాపతిః ప్రజాపతిర్వృణీతే వృణీతే ప్రజాపతిర్వై వై ప్రజాపతిర్వృణీతే వృణీతే ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతిః ప్రజాపతిర్వా ఏష ఏష వై ప్రజాపతిః ప్రజాపతిర్వా ఏష ప్రజాపతిరిత్ ప్రజాపతిః వా ఏష ఏష వై వా ఏష యజ్జదేశ వై వా ఏషయత్ ఏష యజ్జదేశ ఏషయదాగ్రేణ ఆగ్రేణో యదేశ ఏషయదాగ్రేణ ఆగ్రేణ ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణో యత్ ఆగ్రేణో యజ్జదా ఆగ్రేణ ఆగ్రేణో యదా ఆగ్రేణమా ఆగ్రేణం యదా ఆగ్రేణ ఆగ్రేణో యదా ఆగ్రేణం యదా ఆగ్రేణమా ఆగ్రేణం యజ్జదా ఆగ్రేణం గృహీత్వా గృహీత్వాగ్రేణం యజ్జదా ఆగ్రేణం గృహీత్వా ఆగ్రేణం గృహీత్వా గృహీత్వా గ్రేణమా ఆగ్రేణం గృహీత్వా హింకరోతి గృహీత్వా గ్రేణమా ఆగ్రేణం గృహీత్వా హింకరోతి గృహీత్వా హింకరోతి హింకరోతి గృహీత్వా గృహీత్వా హింకరోతి ప్రజాపతి ప్రజాపతి హింకరోతి గృహీత్వా గృహీత్వా హింకరోతి ప్రజాపతి హింకరోతి ప్రజాపతి ప్రజాపతి హింకరోతి హింకరోతి ప్రజాపతిరేవైవ ప్రజాపతి హింకరోతి హింకరోతి ప్రజాపతిరేవ హింకరోతీతి హింకరోతి ప్రజాపతిరేవైవ ప్రజాపతి ప్రజాపతిరేవ తత్తరేవ ప్రజాపతి ప్రజాపతిరేవ తత్ ప్రజాపతిరితి ప్రజాపతి దేవదత్తదేవైవ తత్ ప్రజా ప్రజాస్తదేవైవ తత్ ప్రజా తత్ప్రజా ప్రజాస్తత్తత్ప్రజా అభ్యభి ప్రజాస్తత్తత్ప్రజా అభి ప్రజా అభ్యభి ప్రజా ప్రజా అభిజిఘ్రతి విఘ్రత్యభి ప్రజా ప్రజా అభిజిఘ్రతి ప్రజాభి ప్రజా అభిజిఘ్రతి విఘ్రత్యభ్యభిఘ్రతి తస్మాత్తస్మాజిఘ్రత్యభ్యభిఘ్రతి తస్మాత్ జిఘ్రతి తస్మాత్తస్మాజిఘ్రతి జిఘ్రతి తస్మాత్వత్సం వత్సం తస్మాజిఘ్రతి జిఘ్రతి తస్మాత్వత్సం తస్మాత్వత్సం వత్సం తస్మాత్తస్మాత్వత్సం జాతం జాతం వత్సం తస్మాత్తస్మాత్వత్సం జాతం వత్సం జాతం జాతం వత్సం వత్సం జాతం గౌర్గౌర్జాతం వత్సం వత్సం జాతం గౌ జాతం గౌర్గౌర్జాతం జాతం గౌరభ్యభి గౌర్జాతం జాతం గౌరభి గౌరభ్యభి గౌర్గౌరభిజిఘ్రతి నిఘ్రత్యభి గౌర్గౌరభిజిఘ్రతి అభిజిఘ్రతి నిఘ్రత్యభ్యభిఘ్రత్యాత్మాత్మాజిఘ్రత్యభ్యభిఘ్రత్యాత్మా జిఘ్రత్యాత్మాత్మాజిఘ్రతిఘ్రత్యాత్మావైవ ఆత్మాజిఘ్రత్యాత్మావై ఆత్మావైవ ఆత్మాత్మావాయ్రేణ అభిగృహ్ణాది గృహ్ణాత్యభ్యభిగృహ్ణాత్యాత్మన్నాత్మం గృహ్ణాత్యభ్యభిగృహ్ణాత్యాత్మన్ గృహ్ణాత్యాత్మన్నాత్మం గృహ్ణాది గృహ్ణాత్యాత్మన్నేవైవాత్మన్ గృహ్ణాది గృహ్ణాత్యాత్మన్నేవ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవ యజ్ఞం యజ్ఞమేవాత్మన్నాత్మన్నేవ యజ్ఞం యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞకోశకోశం యజ్ఞమేవైవ యజ్ఞకోశం యజ్ఞకోశకోశం యజ్ఞం యజ్ఞకోశం తనోతి తనోతి సంయజ్ఞం యజ్ఞకోశం తనోతి సంతనవతి తనవతి సగం సంతనవచ్చ పరిష్టాద్ పరిష్టాత్తనవతి సగం సంతనవచ్చ పరిష్టాద్ తనవచ్చ పరిష్టాద్ పరిష్టాత్తనవతి తనవచ్చ పరిష్టాదో పరిష్టాత్తనవతి తనవచ్చ పరిష్టాద ఉపరిష్టాదో పరిష్టాద్ పరిష్టాదానయతి నయత్యో పరిష్టాద్ పరిష్టాదానయతి ఆనయతి నయత్యానయతి రేతో రేతో నయత్యానయతి రేత నయతి రేతో రేతో నయతి నయతి రేత ఏవైవ రేతో నయతి నయతి రేత ఏవ రేత ఏవైవ రేతో రేత ఏవ తత్తదేవ రేతో రేత ఏవ తత్ ఏవ దత్త దేవైవ దత్త ధాతి ధాతి దేవైవ దత్త ధాతి ఉపగృహ్ణాది గృహ్ణాది ఉపగృహ్ణాది ప్రగృహ్ణాది ప్ర గృహ్ణాది ప్రగృహ్ణాది ప్రజలయతి జనయతి ప్రగృహ్ణాది గృహ్ణాది ప్రజలయతి ప్రజలయతి జనయతి ప్రజలయత్యేవైవ జనయతి ప్రజలయత్యేవ జనయత్యేవైవ జనయతి జనయత్యేవ తత్తదేవ జనయతి జనయత్యేవ తత్ ఏవ తత్తదేవైవ తద్బ్రహ్మవాదినో బ్రహ్మవాదినస్తదేవైవ తద్బ్రహ్మవాదిన తద్బ్రహ్మవాదినో బ్రహ్మవాదినస్తత్తద్బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినస్తత్తద్బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ సత్యాత్ సత్యాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ సత్యాత్ కస్మాత్ సత్యాత్ సత్యాత్ కస్మాత్ కస్మాత్ సత్యాత్ గాయత్రీ గాయత్రీ సత్యాత్ కస్మాత్ కస్మాత్ సత్యాత్ గాయత్రీ సత్యాగాయత్రీ గాయత్రీ సత్యాత్ సత్యాగాయత్రీ కనిష్టా కనిష్టా గాయత్రీ సత్యాత్ సత్యాగాయత్రీ కనిష్టా గాయత్రీ కనిష్టా కనిష్టా గాయత్రీ గాయత్రీ కనిష్టా చంద్రధాం ఛందసాం కనిష్టా గాయత్రీ గాయత్రీ కనిష్టా చంద్రధాం కనిష్టా ఛందసాం ఛందసాం కనిష్టా కనిష్టా చంద్రదాగోసతి హృది ఛందసాం కనిష్టా కనిష్టా చంద్రదాగోసతి చంద్రదాగోసతి హృది ఛందసాం ఛందసాగోసతి సర్వాణి సర్వాణి సతీ ఛందసాం ఛందసాగోసతి సర్వాణి సతీ సర్వాణి సర్వాణి సతీ సతీ సర్వాణి సమనాని సమనాని సర్వాణి సతీ సతీ సర్వాణి సమనాని సర్వాణి సమనాని సమనాని సర్వాణి సర్వాణి సమనాని వహతి వహతి సమనాని సర్వాణి సర్వాణి సమనాని వహతి సమనాని వహతి వహతి సమనాని సమనాని వహతీతి వహతి సమనాని సమనాని వహతీతి వహతీతి వహతి వహతీత్యేష ఏష ఇది వహతి వహతీత్యేషేష ఏష ఇదిేష వై ఏష వైవా ఏష వై గాయత్రియై గాయత్రియై వా ఏష వై గాయత్రియై వై గాయత్రియై గాయత్రియై వై వై గాయత్రియై వత్సో వత్సో గాయత్రియై వై వై గాయత్రియై వత్స గాయత్రియై వత్సో వత్సో గాయత్రియై గాయత్రియై వత్సో యద్వత్సో గాయత్రియై గాయత్రియై వత్సో యద్ వత్సో యద్వత్సో వత్సో యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్వత్సో వత్సో యదా ఆగ్రేణ ఆగ్రేణ ఆగ్రేణో యజ్జరా ఆగ్రేణస్తం తమా ఆగ్రేణో యజ్జరా ఆగ్రేణస్తం ఆగ్రేణస్తం తమా ఆగ్రేణ ఆగ్రేణస్తమేవైవ తమా ఆగ్రేణ ఆగ్రేణస్తమేవ తమేవైవ దంతమేవ తత్తదేవ దంతమేవ దత్ దేవదత్తదేవైవ తదభినివత్తమభినివత్తం తదేవైవ తదభినివత్తం తదభినివత్తమభినివత్తం తత్తదభినివత్తకో సర్వాణి సర్వాణ్యభినివత్తం తత్తదభినివత్తకో సర్వాణి అభినివర్తకం సర్వాణి సర్వాణ్యభినివర్తమభినివర్తకం సర్వాణి సమనాని సమనాని సర్వాణ్యభినివర్తమభినివర్తకం సర్వాణి సమనాని అభినివర్తమిత్యభినివర్తం సర్వాణి సమనాని సమనాని సర్వాణి సర్వాణి సమనాని వహతి వహతి సమనాని సర్వాణి సర్వాణి సమనాని వహతి సమనాని వహతి వహతి సమనాని సమనాని వహతి తస్మాత్ తస్మాత్ వహతి సమనాని సమనాని వహతి తస్మాత్ వత్సమపాకృతమపాకృతం వత్సం వత్సమపాకృతం గౌర్గౌరపాకృతం వత్సం వత్సమపాకృతం గౌరపాకృతం గౌర్గౌరపాకృతమపాకృతం గౌరభ్య గౌరపాకృతమపాకృతం గౌరభి అపాకృతమిత్య పాకృతం గౌరభ్యభిగౌర్గౌరభినింద్యభిగౌర్గౌరభిని అభినిన్యాభ్యభినివర్తతే వర్తతే న్యాభ్యభినివర్తతే నివర్తతే వర్తతే నివర్తతే వర్తత ఇది వర్తతే. ఇది షష్ఠకాండే చతుర్థ ప్రశ్నస్య గణపాఠ సమాప్తః.